శ్రీ వేదవ్యాస భగవానులు మనకు ప్రసాదించిన పంచమ వేదం శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున ద్రోణవధ, దానికి పూర్వం సైంధవధ, ఈ రెండు విస్తారంగా చెప్పుకుంటూ దానిలో తగిన ధర్మ సూక్ష్మములను అనేకం పరామర్శ మనం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రధానంగా మూలభారతమైన వ్యాసభారతం తీసుకుంటూ వస్తున్నటువంటి కథలు నిన్నటి ద్రోణవధకి మొన్నటి భీష్మ యొక్క వధ అనడానికి లేదు, భీష్ముడు దెబ్బతినడానికి, ఈ రెండిటికి సంబంధించినటువంటి అంశాల్లో మనకి కించిత్ ధర్మలోపం ఉన్నట్లుగా బయటకు కనబడుతున్నప్పటికీ కూడా అధర్మంలా కనబడుతున్న ధర్మాన్నే ధర్మసూక్ష్మమని సూక్ష్మధర్మం అంటారు అనే వ్యాఖ్యానాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఒక విశేషం ఉన్నది. సృష్టిలో ప్రకృతి ఒకటి ఉంటూ ఉంటుంది. ఈ ప్రకృతి ధర్మం నడవాలి ప్రపంచంలో. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దాన్ని దెబ్బతీసుకోవడం, దెబ్బతీయడానికి భగవంతుడు ఒకనొక ఉపాయాన్ని చూపిస్తాడు. ఇలా నేను అవధ్యుణ్ణి, కలకాలం ఉండగలను, నా చేతిలో స్వచ్ఛంద మరణం ఉంది అనేది ఒక ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఒక ధర్మం. భీష్ములు వారు నిజంగా అవధ్యులుగా స్వచ్ఛంద మరణం కలిగి ఎంతకాలమైన ఉండవచ్చు, కానీ ప్రకృతిని అనుసరించి తాను కూడా తన జీవితానికి ఒక ముగింపు పెట్టుకుని తనదైన వసుస్వరూపాన్ని చేరుకోవాలి. దానికి గాను పరమాత్మ పని ఉపాయములు ఇవన్నీ కూడా. అదేవిధంగా ఆయుధం పట్టుకున్నంతకాలం ద్రోణుని ఎవరూ ఏమీ చేయలేరు. ఆయుధం విడిచిపెడితే ద్రోణిని సంహరించవచ్చు. అదొక ఆయనకున్నటువంటి ఒక ఆరోగ్య శక్తి. ఆ కారణం చేత అశ్వత్థామ హతాహ కుంజరహ అని తన సొంత తెలివితేటలు చూపించడం వల్లనే ధర్మజను కించిత్ దోషం వచ్చిందే తప్ప అశ్వత్థామ హతాహ అంటే దోషం లేదు అనే దాని యొక్క విషయాన్ని కూడా నిన్న ధర్మశాస్త్ర ప్రమాణాలతో చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ద్రోణవధ భీష్మవధలో ఒక విధంగా కృష్ణుడు వారిని శిక్షించుట అనే అర్థాన్ని కూడా తీయాలి ఇక్కడ. ఎందుకంటే ఎంత మహాత్ములైనా కించిత్ దోషం ఉన్నప్పుడు భగవానుడు వారిని శిక్షించి ఆ శిక్ష ద్వారా ఆ దోషాన్ని తొలగించి వాళ్ళని పవిత్రుల్ని చేసి ఉత్తమగతులకు వెళ్ళడానికి అర్హత కల్పిస్తాడు పరమేశ్వరుడుగా. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ కారణం చేతనే వీరిలో లోపమేమిటి, దోషమేంటో మనం తెలుసుకోవాలి. అది కొంచెం కృష్ణుడే స్మరింపజేశాడు తన చక్రాన్ని పట్టుకొస్తున్నప్పుడు. నీ కారణంగా కదయ్యా ఇంత యుద్ధం వచ్చింది, నువ్వే అప్పుడు అడ్డుకుని ఆ ద్రౌపదిని రక్షించి ఉంటే ఇలా జరిగేదా, మీ యొక్క ఉపేక్ష వల్లనే ఇది వచ్చింది అని కృష్ణుడు ఒక మాట అనడం ఉన్నది. అక్కడ భీష్ముడు ఉపేక్షించిన ఎంతవరకు ధర్మసమ్మతం అనే దాని గురించి కూడా మనం చర్చ చేసుకున్నాం. కొంతమేరకు అది ధర్మసమ్మతం అయినప్పటికీ ధర్మము యొక్క సూక్ష్మాన్ని నిర్ణయించలేక అక్కడ భీష్ముడు మౌనం వహించాడు. కొంత మాట్లాడినా అది స్పష్టత లేదు. ఇక అటుపై ద్రోణుడు నోరే ఎత్తలేదు, విదురుడొక్కడే చక్కగా స్పష్టంగా చెప్పినటువంటి వాడు. అందుకు దాని యొక్క ఫలితం అనుభవించవలసిందే. అందుకు ఒక శిక్షారూపంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ పని చేశాడు అని మనం వ్యాఖ్యానించుకోవచ్చు. దానికి సంబంధించి మనకి కృష్ణ రాయభార ఘట్టంలో ఒక అంశాన్ని ఈ సమయంలో మనం స్మరించుకుంటే ఔచిత్యంగా ఉంటుంది. కృష్ణుడు చెప్తూ ఉంటాడు అక్కడ, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, భీష్ముడు అందరూ వింటూ ఉండగా, అయ్యా ధర్మరాజు పంపిన సందేశాన్ని చెప్తున్నాను విను. ధర్మజ్ఞేషు సభాసత్సు నేహముక్తమసాంప్రతం ఎత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం ఎత్ర అనృతేన చ హన్యతే ప్రేక్షమాణానం హతస్తత్ర సభాసదః విద్ధో ధర్మో యధర్మేణ సభాం యత్ర ప్రపద్యతే. ఈ శ్లోకాన్ని అప్పుడు వ్యాఖ్యానించాం, కానీ ఈ సమయంలో దాని యొక్క ఔచిత్యం మరింత మనం తెలుసుకోవచ్చు. సభలో ఎప్పుడైనా సరే ధర్మము సత్యము బాధపడుతూ ఉంటే ఎవరైతే చూస్తూ ఉపేక్షిస్తారో వాళ్ళు దెబ్బతింటారు, కానీ ధర్మము సత్యము దెబ్బతినస్సుమా అది ఎప్పటికైనా అదే జయం సాధిస్తుంది అనే యొక్క భావం అది ఇక్కడ. అందుకు సభలో ధర్మం అవమానింపబడుతూ సత్యము దెబ్బతింటూ ఉన్నప్పుడు ఉపేక్షించిన వారికి చెటు వస్తుందే తప్ప సత్యము ధర్మము ఎప్పుడు చెడదు, అదే జయం సాధిస్తుంది. దీన్ని తిక్కన గారు ఒక అద్భుతమైన పద్యంగా అందించారు. తెలుగునాట ఈ పద్యం ప్రగాఢంగా నిలిచిపోతుంది. అలాంటి పద్యం, సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే నాశము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చెటుగుగాని. దక్షులెవ్వారు ఉపేక్ష చేసిరి. దక్షులు అంటే ధర్మమేమిటో అధర్మమేమిటో చెప్పగలిగిన సమర్థులు, వారించగలిగిన సమర్థులు కూడా ఉపేక్ష చేస్తే అది వారికి చెటుగుగాని, వారికి చేటే కలుగుతుంది. కానీ ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యను దైవముండెడన్. ఆ సత్యాన్ని ధర్మాన్ని రక్షించడానికే దైవమున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ ఉపేక్ష యొక్క ఫలమే ఒక విధమైన శిక్షారూపంలో వచ్చి నిర్మలమైన చరిత్ర కలిగిన భీష్మునికి ఆ కించిత్ దోషం కూడా తొలగి ఉత్తమ గతుడికి అవకాశం లభించింది. ద్రోణుడి విషయంలో వచ్చేటప్పటికల్లా ద్రోణుడు రెండు దోషాలు అప్పుడు చూపించిన ఉపేక్ష కాకుండానే స్వధర్మానికి విరుద్ధంగా ఆయన యుద్ధ సమయంలో అస్త్రజ్ఞానము లేని వారిపై బ్రహ్మాస్త్రాది మహాస్త్రములు ప్రయోగిస్తూ ఉంటే తట్టుకోలేక ఋషులే వచ్చి క్రూరకర్మ నువ్వు చెయ్యరాదు అయ్యా, అందున అస్త్రముల యొక్క మర్యాద తెలిసిన బ్రాహ్మణుడు నువ్వు శస్త్రం పట్టడం ఒక దోషమైతే, ఈ విధంగా దివ్యాస్త్రాన్ని అస్త్రజ్ఞానం లేని వారిపై ప్రయోగించడం దోషము, నువ్వు తరించాలి అంటే వెంటనే అస్త్రాన్ని విడిచిపెట్టు అని ఋషులు చెప్పడం మనం స్మరించుకోవాలి. నిన్నట ఆ ధర్మ సూక్ష్మాన్ని ఒక్కసారి పరామర్శ చేసి వాళ్ళ విషయంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. ఆడ తర్వాత అశ్వత్థామహత ఇత్యాది అంశములు జరిగిన తర్వాత ధనుస్సును విడిచిపెట్టి యోగమును ఆశ్రయించి అందరూ చూస్తూ ఉండగా ద్రోణుడి జ్యోతి సహస్రారాన్ని భేదించుకుని సూర్యమండలం ప్రక్కన సూర్యమండలం అన్నట్టు వెళ్ళింది. అందరూ చూస్తున్నట్టుగా అంటే మొత్తం ఐదుగురే చూసేది దృశ్యాన్ని. అది మనల్ని చెప్పుకున్నాను నిన్న, సంజయుడు, కృష్ణుడు, కృపాచార్యుడు, అర్జునుడు, ధర్మరాజు, వీళ్ళకి తప్ప ఎవరికి కనబడలేదు. మిగిలిన వారి దృష్టిలో ఆయన ఆయుధాన్ని విడిచిపెట్టాడు, కూర్చున్నాడు అనుకున్నారు. అలా అనుకోవడం చేతనే దృష్టజుమ్నుడు వెళ్ళి నరకుదామని సిద్ధపడుతూ ఉంటే విషయం తెలిసినటువంటి ధర్మరాజు మరొక వైపు అర్జునుడు మాత్రం ఆగు ఆగు కూడదు అని చెప్తూ ఉన్నప్పటికీ వధించాడు. అశ్వత్థామ మొదలైన వారందరికీ ఏమనిపించింది అంటే ఆయుధాన్ని విడిచిపెట్టినటువంటి తన తండ్రిని సంహరించాడు దృష్టజుమ్నుడు అనుకున్నారు. కానీ సంహరించక ముందే అతడు ముక్తుడయ్యాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ దోషమున్నటువంటి ద్రోణుడు కూడా బ్రహ్మలోకానికి చేరుకున్నాడే అర్చిరాది మార్గముల ద్వారా. ఏమిటి ఇందులో అంటే, యుద్ధములో వారు ఆ వీరమైన యుద్ధం చేస్తూ యోగాన్ని ఆశ్రయించడం చేత కృష్ణుడు కించిత్ శిక్షారూపంలో వాళ్ళని శుద్ధుల్ని చేసి బ్రహ్మలోకానికి వెళ్ళడానికి యోగ్యుణ్ణి చేశాడండి ద్రోణుణ్ణి. అందుకే భగవంతుడి యొక్క క్రియా విశేషాన్ని మనం తెలుసుకోవాలి, ఈ విధంగా అనుగ్రహించాడు. అందుకే రాధేయుడు చెప్పిన కోరిక మనం మర్చిపోరాదు, క్షత్రియులు ఎలాగూ నశించాలి, వీళ్ళు ఆదివ్యాధులతో నశించకుండా స్వర్గంలో వీరమరణం పొంది దివ్యలోకాలకు వెళ్ళేటట్టు అనుగ్రహించవయ్యా కృష్ణ అంటాడు రాధేయుడు. అది దీని యొక్క అనుగ్రహ వైఖరి. ఇక్కడ కృష్ణుడు ధర్మాధర్మ నిర్ణేతగా మాత్రమే కాకుండా కర్మఫలప్రదాత అయిన పరమేశ్వరుడుగా వ్యవహరించాడు. ఇది తెలుసుకోవాల్సింది. కృష్ణతత్వాన్ని ఇక్కడ స్పష్టంగా గ్రహిస్తున్నాం. ఆడ తర్వాత జరిగిన అంశముల్లో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ఆగ్నేయాస్త్రాన్ని రెండింటిని ప్రయోగించడం, ఆ రెండింటి నుంచి కృష్ణార్జునులు పాండవులను రక్షించడం వరకు చెప్పుకున్నాం. అది విన్న అశ్వత్థామ ఆశ్చర్యచకితుడై వ్యాసుని స్మరించితే ఆ ఏకాంత స్థలంలో వ్యాసులు వారు వస్తే ఏ కారణం చేత నేను వేసిన దివ్యాస్త్రములు పాండవుల్ని ఏమీ చేయలేకపోయాయి, పైగా వారందరినీ రక్షించింది కృష్ణార్జునులనే తెలుసు, కృష్ణార్జునులు ఏ విధంగా రక్షింపబడ్డారు, వారిని ఎలా రక్షించారు అంటే కృష్ణార్జునులు సామాన్యులు కారయ్యా, వాళ్ళు సహజంగా నరనారాయణులు. అందున ఆ నారాయణుడు శివుని కోసం చేసిన తపస్సును చూపిస్తూ వీళ్ళు నిత్య శివలింగార్చన పరులు అనే విషయాన్ని చెప్పారు. నిన్న దాన్ని మనం చివరిలో కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాం. అక్కడ వ్యాసుడి మాట, సర్వరూపం భవం జ్ఞాత్వా లింగే ఏర్చయతి ప్రభుం ఆత్మయోగశ్చ తస్మిన్ వై శాస్త్రయోగాశ్చ శాశ్వతాః. ఎవరైతే సర్వరూపుడైన భవుని లింగ రూపములో ఆరాధిస్తారో వారికి ఆత్మయోగము శాస్త్రయోగము కూడా సిద్ధిస్తాయన్నారు ఇక్కడ. అంటే వారు చేయవలసిన సాధన, శాస్త్రములు చెప్పిన సాధనలు, ఈ రెండూ సిద్ధిస్తాయి. అందుకే సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజః. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. భక్తులకి, శివప్రీతి కలిగిన వారికి, సాధకులకి, ఎవరికైనా సరే ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతున్నది. సర్వభూత భవం జ్ఞాత్వా, శివుడు సర్వభూతాత్మకుడు, సర్వవ్యాపకుడు, అందుకే ఆయన లింగరూపుడు. లింగరూపుడు అంటే సర్వత్రా వ్యాపించినవాడు అని అర్థం. ఇది తెలుసుకుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు ధన్యులు. అందుకే శివును అమూర్తముగా ఉన్నా మూర్తముగా ఉన్నా ఎలా ఆరాధించినా సర్వవ్యాపకుడైన పరబ్రహ్మను ఎరుకుతూ ఆరాధించాలయ్యా. నువ్వు శివారాధన చేస్తున్నావు, ఆయన మూర్తిగా విగ్రహముగా ఆరాధన చేస్తున్నావు. అంటే విగ్రహారాధన కూడదనలేదు ఇక్కడ వ్యాసుడు. విగ్రహమునకు మాత్రమే పరిమితం చేయొద్దన్నాడు. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడండి, భగవంతుడిని విగ్రహంలో ఆరాధించడం తప్పు లేదు కానీ భగవంతుడిని విగ్రహం మాత్రమే అనుకుంటే తప్పు అన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ పరిమిత దృష్టిని విడిచిపెట్టి అపరిమితమైన శివతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్తే, ఆడ తర్వాత మహానుభావుడైనటువంటి అర్జునుడు కూడా వ్యాసుని స్మరించాడు. అందరికీ కావలసిన వాడైన ఆ వ్యాసులు వారు వస్తే అర్జునుడు వ్యాసునితో ఏకాంతంగా చెప్తున్నాడు చాలా కీలకమైన అంశం. భారతంలో సంగ్రామేణ్యహనం శత్రుం సరోఘైర్ ద్విమలైరహం అగ్రతో లక్షయేయాంతం పురుషం పావక ప్రభం. ఓ వ్యాసదేవ, ఇదొక దేవరహస్యం అని నాకు అనిపిస్తున్నది. అది నీకు మాత్రమే నేను చెప్పుకుంటున్నాను. యుద్ధం చేస్తున్నప్పుడు మా రథం కదులుతూ ఉంటే మా రథానికి ముందు ఒక మహాపురుషుని నేను చూస్తున్నాను. ఆయన ఎలా ఉన్నాడు అంటే అగ్రతో లక్షయేయాంతం పురుషం పావక ప్రభం, అగ్ని వంటి కాంతులు వెదజల్లుతూ ఉన్నటువంటి ఒక మహాపురుషుడు దర్శనమిస్తున్నాడు. అతడు మా రథానికి ఎదురుగా లేడు, మా రథం ఏ దిక్కు వైపు తిరుగుతుందో అటున్నాడు. అంటే నేను, కృష్ణుడు ఏ దిక్కు వైపు యుద్ధం చేస్తున్నామో ఆయన ఆ దిక్కు వైపు ఉన్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు, నేను, కృష్ణుడు, ఆయన, ముగ్గురికి లక్ష్యం ఒక్కటే. కానీ చిత్రం ఏంటంటే నేను ఎవరిని సంహరించదలుచుకున్నానో వారిని నాకంటే ముందు ఆ పురుషుడు సంహరించడని నేను చూశానయ్యా అన్నాడు. ఇక్కడ జ్వలం తం శూలముజ్జమ్య యాం దిశం ప్రతిపద్యతే తశ్యాం దిశి విధీర్యంతే శత్రువో మే మహాముని. ఏ ఏ శత్రువులు నేను సంహరించదలుచుకున్నానో వాళ్ళని ఆయన త్రిశూలం ఎత్తి పట్టుకుని వాళ్ళ వైపు చూడగానే ఎత్తిన త్రిశూలం నుంచే వందల కొలది వేల కొలది శూలములు వెలికి వచ్చి నేను సంహరించదలుచుకున్న శత్రువుల్ని అభిసంహరించాయి. సంహరించబడిన వారిపై నేను బాణములు వేసేనే తప్ప నేనెవరిని సంహరించలేదయ్యా. ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. ఇది రహస్యమైన అంశం. తేన భగ్నాన్ అరీన్ సర్వాన్ మద్భగ్నాన్ మన్యతే జనః. ఆయన చేత సంహరింపబడిన వారిని మద్భగ్నాన్ మన్యతే జనః. నేను సంహరించాను అందరూ అనుకుంటున్నారయ్యా. ఇంతకీ ఆ మహాపురుషుడు ఎవరు? భగవన్ తన్మమాచక్ష్వ కోవైస పురుషోత్తమ. ఆ పురుషోత్తముడు ఎవడు? శూలపాణి ఎవడు? పైగా ఆయన వెళుతున్నప్పుడు నేను గమనించాను, మానవుడు అనడానికి లేదు. నా పద్భ్యాం స్పృశతే భూమి, ఆయన పాదములు భూమిని తాకటం లేదు. నచ శూలం విముంచత్, పోని శూలాన్ని విసురుతున్నాడని విసరట్లే చేతిలోనే ఉంది అక్కడ. మరి శూలాత్ శూల సహస్రాన్ని, ఎత్తిన శూలం నుంచి వేలకొలది శూలములు వస్తున్నాయి అని అనగానే వ్యాసుడు ఒక్కసారి మందహాసం చేసి ఆయన ఎవడో చెప్తున్నాను విను అంటున్నాడు. ప్రజాపతీనాం ప్రథమం తైజసం పురుషం ప్రభుం భువనం భుర్భువం దేవం సర్వలోకేశ్వరం ప్రభుం ఈశానం వరదం పార్థ దృష్టవానసి శంకరం. నువ్వు చూసింది సాక్షాత్ శివుడు పరమేశ్వరుడు. ప్రజాపతులకు ప్రథమమైన వాడు, భూర్భువస్వరాత్మకమైన జగమంతా వ్యాపించిన వాడు, సర్వలోకేశ్వరుడు, అతడు ఈశానుడు, అతడు వరదుడు. తంగచ్చ శరణం దేవం వరదం భువనేశ్వరం, సర్వభువనములకు ప్రభువైన ఆయన్ని నువ్వు శరణువేడు, ఆయనే దిక్కుగా ఆరాధించు, ఇది నీ కర్తవ్యం. మహాదేవం మహాత్మానమీశానం జటిలం విభుం త్రియక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాససం మహాదేవం హరం స్థాణం వరదం భువనేశ్వరం జగత్ప్రధానం అజితం జగత్ప్రీతి మధీశ్వరం. ఇక్కడ శివతత్వాన్ని అద్భుతంగా వ్యాఖ్యానిస్తూ అలాంటి శివుని ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వారికి అసాధ్యమనేది ఉండదు. సుమ ఈదృశైస్స మహాదేవ పూజ్యమానో మహేశ్వర ససివ తాత తేజస్వి ప్రసాదాద్యాతి తెగ్రత. ఆయన నీ ఎడల అనుగ్రహం కలిగి నీకు తన దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఆయన కోసం తపస్సు చేసావు, కృష్ణుడి వాడవని నీకు ఆ దర్శనాన్ని ఇచ్చాడయ్యా. తస్మిన్ ఘోరే సదా పార్థ. అంతేకాదు ఆ స్వామికి రెండు రూపాలు ఉంటాయి సుమ, ఒకటి ఘోరము ఇంకొకటి అఘోరము. ఘోరాచాన్య శివాచాన్య, ఒకటి ఘోరమైనది ఇంకొకటి అఘోరమైనది, ఒకటి తీవ్రమైనది ఇంకొకటి ప్రసన్నమైనది. ఈ రెండిటితోనే ప్రపంచమంతా ఆయన వ్యాపించి ఉంటాడు. ఆయన యొక్క తీవ్ర రూపములు మనకు అగ్నిగా, సూర్యమండలములో ఉన్నటువంటి తేజస్సుగా, విద్యుత్తుగా కనబడుతున్నాయి. ఆయన సౌమ్య రూపములు మనకి జలముగా, చంద్రునిగా, వెన్నెలుగా, చల్లదనముగా గోచరిస్తున్నాయి. కనుక వేడిమి తీవ్రత అంతా కూడా ఆయన ఘోర రూపములైతే, సౌమ్యతంతా ఆయన యొక్క అఘోర రూపములు. ఈ ఘోరాఘోర రూపములతో వ్యాపించిన వాడు ఆ పరమేశ్వరుడే. ఇది తెలుసుకున్న శివుని ఆశ్రయించు, తరించు. ఎవరైతే శివారాధన చేస్తారో వారిని ఏ గ్రహములు బాధించలేవు సుమ. పైగా వాళ్ళ ఆయురారోగ్యాలతో ధన్యులవుతారు. అందుకే శివుని మరవక ఆరాధించు. పైగా నీకెందుకయ్యా దిగులు, నీకు కృష్ణుడున్నాడు, ఆ కృష్ణుని అనుగ్రహం నీకున్నది అని చెప్తూ శివకేశవుల దయ నీకున్నది అని ఒక్కసారి ఆశీర్వదించి వ్యాసుల వారు అంతర్ధానమయ్యారు. ఇది నిజానికి ఇక్కడ ఈ మాత్రం నేను చెప్పి ఊరుకున్నాను సమయాభావం చేత, కానీ ఇక్కడ ఒక 100కి పైగా శ్లోకాలు ఉన్నాయండి. ఈ శ్లోకములు కానీ పారాయణ చేస్తే వేదముల్లో చెప్పిన రుద్ర నమక మంత్రములన్నీ పారాయణ చేసిన ఫలితం ఇక్కడ లభిస్తుంది. ఈ అధ్యాయం పేరే శతరుద్రీయ అధ్యాయం లేదా శ్లోక రుద్రం అని పేరు. ఎందుకంటే వేదములో చెప్పిన రుద్రమంత్రాన్ని వాళ్ళు పలకాలి అంటే దానికి అనేక అధికారములు, అర్హతలు, స్వరాది నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు అవి లేవు, అధికారములు లేవు, మేమెలా తరిస్తాం అంటే వ్యాస భగవానుడు ఇక్కడ శతరుద్రీయ మంత్రాలని శ్లోక రూపంలో ఇచ్చాడు. దాన్ని ఆ వ్యాసుడే అర్జునుడికి బోధించాడు. ఇది తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి మహాభారతం వేదాల్లో మనం అందుకోలేని అనేక రహస్యాలని మన నిత్య పారాయణ చేసుకోవడానికి శ్లోక రూపాల్లో ఇచ్చిందని మొదటి రోజు నుంచి చెప్పుకుంటున్నమాట. మరొకసారి స్మరించుకోండి. ఇది ద్రోణ పర్వం యొక్క చివరి భాగంలో మనకు వస్తుంది. శ్రద్ధాసక్తులు కలిగిన వారు ఆ అధ్యాయాన్ని పారాయణ చేసుకోవచ్చు, దాని ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు తావన్మాత్రంగా మనం ఈ ప్రదోషకాలంలో చెప్పుకున్న దాని అనుగ్రహం విన్న అందరికీ లభించుగాక. పరమేశ్వరుడైన సదాశివుని యొక్క కృప మనకి ప్రసాదింపబడుగాక అని ప్రార్థన చేసుకుందాం. పైగా ఇక్కడ శివకేశవుల అనుగ్రహం నీకుంటుంది అన్న మాటని వెళ్ళాడని ఉంటుంది కాదు ఉంది అన్నాడు. ఇందులో ఒక చిత్రమైన అంశం ఉన్నదండి. నిన్నటి రోజున రేపు జయద్రుధుడిని సంహరిస్తాను అని ఈ రాత్రి నిద్రపోతున్నటువంటి కృష్ణుని, మన అర్జునుని కృష్ణుడు ఏ విధంగా అనుగ్రహించాడో చెప్పుకున్నాం. నిద్రపోక ముందు అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడు అర్జునుడి చేత ఏం చేయించాడు? ఒక్కసారి సన్నివేశం గుర్తు తెచ్చుకోండి, మీ జ్ఞాపక శక్తికి పరీక్ష. అప్పుడు శివపూజ చేయించాడు. శివపూజ చేసిన తర్వాత ఆ శివునికి పూజ చేసి కొన్ని పుష్పములు దళములు కృష్ణునిపై వేశాడు ఆయన. పైకి కృష్ణునికి ఉపహారం ఇచ్చాట. తర్వాత నిద్రపోయిన తర్వాత కృష్ణుడు స్వయంగా ఆయన సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి కైలాస పర్వతం వైపు అర్జునుని తీసుకువెళ్ళగానే శివుడు దర్శనమిచ్చాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశాన్ని చెప్తాడండి. ఆ దర్శనమిచ్చిన శివుని చూసినప్పుడు తాను కృష్ణుని దగ్గర ఏ ఉపహారం పెట్టాడో, ఏ పువ్వులు పెట్టాడో అవి శివుని దగ్గర కనబడ్డాడు ఇక్కడ. అది ఆశ్చర్యకరమైన అంశం. ఈ చెప్పడంలోనే కృష్ణార్పణం శివార్పణం అని రెండు లేవయ్యా, ఏది చేసినా ఒకడికే అందుతున్నాయి. ఇది హరిహరాత్మకమైన తత్వమే మహాభారతం మనకు బోధిస్తున్నది. ఈ కీలకాన్ని మొత్తం భారతాన్ని అనువదించినటువంటి ఏ ఒక్కరూ పట్టుకోలేకపోయారు. ఆ కీలకాన్ని పట్టుకున్న ఘనత తెలుగువాడికే దక్కింది, మన తిక్కన గారికి దక్కింది. శ్రీయన గౌరీ నాబరగు చెల్వకు చిత్తము పల్ల వింప భద్రాయుతముత్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమిచ్చు పరతత్వముగొల్తున్న భీష్ట సిద్ధికిన్ అన్న మహానుభావుడు తిక్కన గారు ఈ కీలకాన్ని పట్టుకు చెప్పారు. అందుకే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ జపం చేస్తున్నారుగా. ఇంకా అనేక రహస్యాలు మనకి వెళ్ళిన లోపల వస్తాయండి, వాళ్ళ ఉభయుల యొక్క సంబంధించిన అంశం. కనుక మహాభారత యుద్ధం ఎవరు చేశారు? అర్జునుడా? నిమిత్త మాత్రం భవసభ్య సాచన్. ఇక్కడ మళ్ళీ తర్వాత మనం వెళ్ళం గనక తర్వాత పర్వాల్లో ఉన్న అంశాన్ని కూడా ఇక్కడ దగ్గర తెచ్చుకోవాలి. అశ్వమేధ పర్వంలో స్వయంగా కృష్ణుడితో ఈ ప్రస్తావన చేస్తాడు అర్జునుడు. నేను వ్యాసుని అడిగాడు, నాకు చెప్పాడు నువ్వైతే మరికొంత వివరిస్తావని నిన్ను అడుగుతున్నాను అని అడిగితే కృష్ణుడు కూడా వివరిస్తాడు. తం విద్యు రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతిం. అటు రుద్రుడు ఉమాపతి దేవదేవుడిని తెలుసుకో. భజస్వ సర్వభావేన, నువ్వు ఆయన్ని సర్వాత్మన శరణు వేడు, ఆయన భక్తుడివి కా అన్నట్ట కృష్ణుడు. అంటూ నిహతాన్ తేనవై పూర్వం వా అతడే అందరినీ సంహరించాడయ్యా అన్నాడు. కానీ మనం జాగ్రత్తగా చూస్తే భగవద్గీతలో నువ్వు చంపేదేమిటయ్యా, వీళ్ళందరూ నేను ఎప్పుడో చంపానన్నాడు. పైగా ఆయన చూడండి ఎవరెవరిని ఉపాయంతో చంపాడో వాళ్ల పేర్లే చెప్తాడు విశ్వరూప సందర్శన యోగంలో. మీరు జాగ్రత్తగా చూశారా? ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదాన్యాన్యపయోధవీరాన్ మయా హతాన్ త్వం జహిమా వ్యధిష్ఠా యుద్ధస్వజేతాసి రణేశ పత్నాన్. అక్కడ పదం పట్టుకోండి. ఎందుకంటే ద్రోణుడు వధవగానే మన ఈ శివ అంశ అక్కడ ఉన్నదే చెప్పుకుంటున్నాం. అదే సమయంలో ఔచిత్యం, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంచ, వీళ్ళని ఉపాయంతో కొట్టాడు పరమాత్మ. ఉపాయం అర్జునుడిది కాదు, కృష్ణుడిదే. ఇక్కడ ఆయన ఒకనొక వ్యక్తిగానో ఒక మహాపురుషుడుగానో కొట్టలేదు, జగదీశ్వరుడైనటువంటి పరమాత్మగా కొట్టాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే వాళ్ళ పేర్లే చెప్పాడు, వీళ్ళని ఎప్పుడో నేను చంపాను, మరి నువ్వో నేను చంపిన వాళ్ళ మీద బాణాలు వేసి కీర్తి నీకు ఇస్తాను పో అన్నాడు. అక్కడేమన్నాడు, నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అన్నాడు. ఇక్కడ మయాహతాం, వాళ్ళందరూ నా వల్లే చంపబడ్డారని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నిహతాన్ తేనవై పూర్వం, వాళ్ళందరూ శివుడి చేత సంహరింపబడ్డారన్నారు. ఇప్పుడు ఏదో ఒక మాట చెప్పండి. రెండేమిటి? రెండు నా మాటలు కావు, రెండు వ్యాసుడు మాటలు. కానీ రెండు మాటలు కావు. అక్కడ నా చేత అన్న కృష్ణుడు, ఇక్కడ అతడి చేత అన్న శివుడు, రెండు ఒక్కటే అనేది వ్యాస తాత్పర్యం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ. ఈ విధమైన దివ్యమైన అంశాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. మొత్తానికి ద్రోణవధ అయిపోయిన తర్వాత అశ్వత్థామ చేసిన ఈ ప్రతాపమైన తర్వాత రుద్రమంత్రములతో శాంతింపజేశారు ద్రోణ పర్వాన్ని. ఇది తెలుసుకోవాల్సింది. పైగా ఈ అధ్యాయానికి ఫలములు ఎక్కువ చెప్పారు కనుక ఆ ఫలాన్ని మనం ఈ ప్రదోషకాలంలో పొందగలిగిన ధన్యులమయ్యం. అటు తర్వాత అందరూ దుఃఖితులై పైగా అశ్వత్థామ మహాబాధగా ఉన్నాడు. అశ్వత్థామతో పాటు అందరిని కూర్చోపెట్టాడు దుర్యోధనుడు. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యములు ఏంటి మీరు ఆలోచించి చెప్పండి అని దుర్యోధనుడు అశ్వత్థామ సహితంగా ఉన్నటువంటి కురు మేధావులందరినీ అడిగాడు. వెంటనే అశ్వత్థామ దుర్యోధనుని చూసి, ఇప్పుడు మనం ఎంచుకోవలసినటువంటి సేనాధ్యక్షుడు ఎవరో నిర్ణయించుకోవాలి. చూసారా వీళ్ళకి అలా మారుతున్నారండి సేనాధ్యక్షులు. 18 రోజుల యుద్ధంలో మొత్తం మనకి మారిన సేనాధ్యక్షులు కనిపిస్తారు. పాండవులకు మాత్రం ఒకడే సేనాధ్యక్షుడు మొత్తం 18 రోజులు, దృష్టజ్యుమ్నుడు. వీళ్ళు మార్పులు, 10 రోజులు మహానుభావుడు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు. ఇప్పుడు ఎవరు అంటే ఇక్కడ అశ్వత్థామ గొప్ప మాట చెప్తాడు. ఎప్పుడైనా రాజు అయినటువంటి వాడు ఏ విధంగా ప్రయత్నించాలి అంటే, రాగో యోగస్తథా దాక్ష్యం నయశ్చేత్యర్థ సాధకా ఉపాయై పండితై ప్రోక్తాస్తేతు దైవముపాశ్రిత. ఎప్పుడైనా ఎలాంటి వాళ్లతో కార్యసాధన చెయ్యాలో చెప్తున్నాడండి ఇక్కడ. ముందు రాగము కలవారు అన్నారు. రాగము అంటే తనపై ప్రేమ కలిగిన స్వామి భక్తి పరాయణులు ఉంటే కార్యం సాధన అవుతుందట. ముందు ఉండవలసింది ప్రేమ అండి. అందుకని జీతానికి పనిచేసేవాళ్ళు కాదు, ప్రేమతో పనిచేసేవాళ్ళు ఉండాలట. అది చెప్తున్నాడు ఇక్కడ. అలా యుద్ధానికి కూడా అటువంటి వాళ్ళు ఉంటే పని సాధన అవుతుంది. రెండవది యోగం. యోగం అనగా ఉపాయము, ముందు రాగం తర్వాత యోగం అన్నాడు. ఇక్కడ ఇక్కడ రాజనీతి శాస్త్రానికి సంబంధించిన మాటలు కనుక వేదాంతార్థాలు తీయద్దు. ఇక్కడ రాగము అనగా స్వామిభక్తి, ఎవరు పనిచేస్తున్నారో వారిపై ప్రీతి కలిగి ఉండటం మొదటిది. రెండవది పని ఎలాగూ చేయాలనేటువంటి ఉపాయం. మూడవది దక్షత. దక్షత అంటే నేర్పరితనము, ఇది ఉత్సాహము బలము వీటితో కూడి ఉంటుంది నేర్పరితనం, ఇది మూడవది. ఇక నాలుగవది నీతి. నీతి అనగా చెయ్యవలసిన పద్ధతి. ఈ నాలుగు ఉంటే కార్యసాధన జరుగుతుంది. కానీ నాలుగు సమకూరాలంటే భగవంతుడు అనుగ్రహించాలయ్యా అని ఒక మాట అన్నారు. ఇక్కడ దైవానుకూలం కావాలి. ఇప్పుడు వాటిని అనుసరించి నీపై ప్రీతి కలిగిన వాడు దక్షుడు నేర్పరి అయినటువంటి వాడిని మనం ఎంచుకోవాలి. అలాంటి వాడు ఎవరున్నారంటే ఈ కర్ణుడు ఉన్నాడు, ఇతన్ని మనం సర్వసేనాధ్యక్షుడిగా ఎంచుకుందాం అనగానే వెంటనే దుర్యోధను అంటున్నాడు, నాకు కూడా అలాగే ఉన్న సుమ, కర్ణ నువ్వు సేనాపతివి కావాలయ్యా. ఇదివరకు మహాధానుష్కులు ఇద్దరు మనకు సేనాధ్యక్షులకు ఉన్నప్పటికీ ఇద్దరూ వృద్ధులే, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఇద్దరికీ పాండవ ప్రేమ ఉన్నది. ఇప్పుడు నువ్వు యువకుడివి, పాండవులపై ప్రేమ లేదు, ద్వేషం ఉన్నది. ఇది నాకు చక్కటి అనుకూలం. ఇది నేను పెద్దవాళ్ళు కనుక వాళ్ళని ఏమీ అనలేకపోయాను. శిష్యులైనందువల్ల పాండవులపై వాళ్ళకి ప్రీతి అడుగుడుగునా చూపిస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు సేనాపతివి కావడం నా యొక్క భాగ్యము అని అంటూ ఉంటే వెంటనే కర్ణుడు అన్నాడు, తప్పకుండా నేను సర్వసేనాధ్యక్షుడిని అవుతాను, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇంకా పాండవులు పరాజితులైనట్లేను భావించు అని చెప్పగానే కర్ణునికి చక్కగా పట్టాభిషేకం చేయడం జరిగినది. ఇంకా ఆ తర్వాత కర్ణుడు వ్యూహరచన పన్నాడు. ఇటు కౌరవుల వ్యూహం, అటు పాండవుల వ్యూహం. కౌరవుల మకర వ్యూహం అనే వ్యూహాన్ని పన్నారు. వెంటనే పాండవుల అర్ధచంద్రాకారమనే వ్యూహాన్ని పన్ని ఇరుసేనల నడుమ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ప్రారంభంలోనే భీముడు కౌరవ పక్షంలో ఉన్న క్షేమధూర్తి అనేటువంటి ఒక మహావీరుని కొట్టాడు. ఒక్కొక్క వీరుని కొట్టినప్పుడు మిగిలిన వారికి దిగులు పడుతుందండి. ఎందుకంటే అలాంటి మహావీరుని కొట్టాడంటే అతను ఎలాంటి బలవంతుడో తెలుస్తుంది. ఇక్కడ అశ్వత్థామ భీముని ఎదుర్కొంటాడు ఆ సమయంలో. అప్పుడు భీమసేనునికి అశ్వత్థామకి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక్కడ భీముడి పరాక్రమం చాలా అద్భుతంగా వర్ణింపబడుతుందండి. అయితే భీముడు చూపించిన పరాక్రమంతో అశ్వత్థామ యొక్క రథము దెబ్బతినడమే కాకుండా ఆయన కూడా గాయపడ్డాడు. అప్పుడు సారద అశ్వత్థామను అక్కడి నుంచి తప్పించి తీసుకుపోయాడు. అక్కడి నుంచి ఈ విధంగా దెబ్బతిన్నాడు ఆయన. ఈ లోపల అర్జునుడిపై ఇదివరకు మనం సంక్షప్తకులు అని చెప్పుకున్నాం మొన్నటి రోజున. ఆ సంక్షప్తకుల్లో చాలామందిని, వాళ్లతో వచ్చినటువంటి మరికొన్ని భయంకరమైన రాజవంశాల రూపంలో ఉన్న అసురాంశలని అర్జునుడు ఎలా విజృంభించి కొట్టాడో తెలుసు. ఆ సంక్షప్తకుల్లో కొంత గుంపు అప్పుడు నశించింది. ఇప్పుడు మరికొంత గుంపు వాళ్ళపై ప్రీతి కలిగిన వాళ్ళు బయలుదేరేట. అంటే అర్జున వధ కోసం అసురుల వ్యూహం ఎలా ఉందో చూడండి. ఒక కర్ణుడు సరిపోలేదు, సంక్షప్తకులు రెండు భాగాలు అయ్యారు. అప్పుడు కొంతమంది వచ్చారు, వాళ్ళని అర్జునుడు చెదరగొట్టాడు. ఇప్పుడు మరికొంతమంది వచ్చారు. ఈ సంక్షప్తకులు అర్జును యుద్ధాన్ని కవ్వించి పిలుస్తున్నారు. యుద్ధానికి పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు. అదే సమయంలో అశ్వత్థామ కూడా భీముడి చేత దెబ్బతిని పారిపోయిన వాడు మళ్ళీ తేరుకుని వచ్చి తేరు మీద వచ్చాడు. మహానుభావుడు వచ్చి రమ్మని పిలిచాడు అర్జునుణ్ణి. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఇప్పుడు నన్ను సంక్షప్తకులు పిలుస్తున్నారు, అశ్వత్థామ పిలుస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళను అంటే, ఇప్పుడు యోగ్యుడైన వాడికి పంక్తిలో కూర్చున్నప్పుడు ముందు వడ్డించాలి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి వడ్డించాలి, కనుక యోగ్యుడైన అశ్వత్థామ ఇక్కడున్నాడు కనుక మొదటి వడ్డ నేనికే కానీ అన్నట్టు కృష్ణుడు. ఇంకా అశ్వత్థామతో ఇప్పుడు అర్జునుడి యొక్క యుద్ధం అద్భుతంగా జరుగుతుంది. కానీ చిత్రం ఏంటి అంటే, ఇక్కడ మనం ఎంత అవసరం అంత చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క యుద్ధం వర్ణించుకుంటూ ఉంటే నాకు మరో 18 రోజులు కావాలి. ఎందుకు? పైగా జరుగుతున్న అంశమని మనం తెలుసుకోవాలి. ఈ అంగిరస వంశంలో పుట్టినటువంటి ఆ మహానుభావుడైన అశ్వత్థామని అమిత తేలిగ్గా అర్జునుడు యుద్ధంలో ఓడించాడు. ఆయన అక్కడి నుంచి క్రమంగా తప్పించుకున్నాడు. మళ్ళీ సంక్షప్తకుల వైపు యుద్ధానికి వెళ్ళాడు ఇప్పుడు అర్జునుడు. ఆ సంక్షప్తకులతో యుద్ధం సామాన్యం కాదండి. ఇదంతా అర్జునుణ్ణి ప్రధాన రణరంగంలో ఉండకుండా చేస్తూ మిగిలినటువంటి పాండవీరుల్ని సంహరింపజేసి అతను ఒంటరిని చేయాలనేటువంటి ప్రయత్నం ఇది. ఇప్పుడు సంక్షప్తకులతో ఆయన యుద్ధం చేస్తుంటే సహదేవుడు దుశ్శాసనుడు వీరుభయుల మధ్య యుద్ధం జరిగింది. సహదేవుడు దుశ్శాసనుడిని సులభంగా ఓడించాడు. వాళ్ళు ఉన్న నియమం ప్రకారంగా ఓడిపోయి దెబ్బతిన్నటువంటి వాడు పారిపోతుంటే తిరిగి సంహరించరు. ఆ విధంగా దుశ్శాసనుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇక కర్ణుని చేతిలో నకులునికి పరాజయం. కర్ణుడికి నకులుడికి పెద్ద యుద్ధం జరిగింది. అయితే నకులుడు చేతిదాకా దొరికాడు. కానీ ఒక్కసారి తాను కుంతికి ఇచ్చిన మాట గుర్తున్నది. మనం మరొక్కసారి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. కుంతి అడగలేదు, కర్ణుడు తనంత తానే అన్నటువంటి మాట. కుంతి చాలా అద్భుతంగా ధీరగంభీరంగా ఉందండి. అందుకే మనం బయట వినేటువంటి కుంతీకర్ణ సంభాషణ వేరు, అసలైన భారతంలో అంశం వేరే. అప్పుడున్నదాన్ని గుర్తు తెచ్చుకున్న వాళ్ళు తెలిసిపోతుంది. కానీ కుంతికి తాను మాట ఇచ్చాడు కనుక అర్జున్ని తప్ప మిగిలిన ఏ ఒక్కరూ నా చేతికి దక్కినా వాడిని సంహరించకుండా విడిచిపెడతాను అన్నాడు. అందుకు నకుల్ని విడిచిపెట్టాడు. అదేం పెద్ద హీరోయిజం అనుకోవద్దండి. ఎన్ని మార్లు కర్ణుడు పారిపోతూ ఉంటే అంతవరకు యుద్ధం చేసిన వాళ్ళు విడిచిపెట్టారు, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ అయితే ఇక్కడ నకులుని, తర్వాత యుద్ధంలో సహదేవుని, ఆ తర్వాత యుధిష్ఠిరుని, ముగ్గురిని విడిచిపెడతాడు. అంతేకాని భీముడు ముందు నిలబడలేకపోతాడు కర్ణుడు, ఇది తెలుసుకోండి. భీముడు అర్జునుడు కూడా పరాజయం అనేది లేకుండానే యుద్ధం చేశారు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే నలుగురిని కాదు, కేవలం ముగ్గురినే ఆ విధంగా దొరికితే విడిచిపెట్టినటువంటి అంశంలో మనకు కనబడుతున్నాయి. ఇది ముందు మనం తెలుసుకుంటే, తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా నకులుని విడిచిపెట్టాడో ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఉగ్రమైనటువంటి యుద్ధంలో అటు మహానుభావుడు అర్జునుడు సంక్షిప్తకుల్ని వధిస్తున్న వైనం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ లోపల దుర్యోధనుడు యుధిష్ఠిరుని మీదకు యుద్ధానికి వచ్చాడు. ఇక్కడ ఇది సంకుల సమరం. సంకుల సమరం అంటే ద్వైరథ యుద్ధము, సంకుల సమరం అని రెండు ఉంటాయి. ద్వైరథ యుద్ధము అంటే వాడి రథం వీడి రథం కొట్టుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధాన వీరులు ఇద్దరే, అందులో వాడికి రక్షకులు కొందరు, వీడికి రక్షకులు కొందరు ఉంటారు. ఇది ద్వైరథ యుద్ధం అంటారు. సంకుల సమరం అంటే అందరూ కలిసిపోయి, అటు గజబలం, అశ్వబలం, పదాతి బలం, రథబలం, అటువాళ్ళు ఇటువాళ్ళు కలిసి కొట్టుకుంటుంటే సంకుల సమరం. అందులో కూడా విడివిడి ప్రతాపాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక్కడు మొత్తాన్ని కూడా కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సంకుల సమరంలో ఇప్పుడు యుధిష్ఠిరుడు దుర్యోధనుడి మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ అంశములు యుద్ధ వివరణ తెలుసుకుపోయినా జరిగిన ఘట్టాలు తెలుసుకోవాలి గనక, యుధిష్ఠుడి యొక్క పరాక్రమానికి దుర్యోధనుడు నిలబడలేక పారిపోతాడండి, ఇది తెలుసుకోవాల్సింది. పోల్చి చూస్తే నిజానికి దుర్యోధనుడు మహాపరాక్రమశాలి అనుకుంటే ఎవరి పరాక్రమాలు వారికి కావచ్చు, కానీ యుధిష్ఠుడి చేతి దెబ్బతిన్నాడు. నిజానికి దుర్యోధనుడి దెబ్బతీసిన వాళ్ళు తక్కువ. దుర్యోధనుడు ఇంచుమించు పాండవీరులందరి చేత అంతోయంతో దెబ్బతిని పలాయనం చిత్తగించినటువంటి వాడు దుర్యోధనుడు, ఇది మర్చిపోదు ఇక్కడ. ఆ విధంగా యుధిష్ఠుని చేతిలో దెబ్బతిన్నటువంటి వాడు పారిపోతూ ఉంటే సాత్యకి కర్ణుని ఎదుర్కొంటాడు. ఇక్కడ సాత్యకి కర్ణునికి జరిగిన యుద్ధం చాలా విశేషమైనటువంటి యుద్ధం. అది మొత్తానికి ఆ రోజు యుద్ధంలో జరిగిన అంశముల్లో ఇది 16వ రోజు నాటి యుద్ధం. 15 రోజులు అయిపోయింది కదా, 16వ రోజు యుద్ధంలో కర్ణుడి సేనాధ్యక్షుడిగా జరిగిన యుద్ధంలో అనేకమైన కౌరవ సేన దెబ్బతింది, పాండవ సేనను విజృంభించాయి. నిజానికి కర్ణుడి మీద ఎంత ఆశ పెట్టుకున్నాడు. ఆదిలోనే హంసపాదని మొదటి దినంలోనే ఇలాంటి వైనాలు చూపిస్తూ ఉంటే ఇంకేమున్నది. దాంతో దుర్యోధనుడు కొంచెం బాధ కలిగింది. అప్పుడు కర్ణుడు ధైర్యం చెప్తున్నట్ట, నేను ఇదిగో ఈరోజు అంటే ఈ రాత్రి అయిపోయింది కదా, రేపు చేయబోయేటువంటి యుద్ధంలో చాలా విజృంభించిన యుద్ధాన్ని ప్రకటిస్తాను సుమా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అర్జున్ని ముందు యుద్ధం చేసే అవకాశం ఆయనకి రాలేదు, నాకు రాలేదు. మేము అనేక కార్యక్రమాల్లో ఉండిపోయిన యుద్ధంలో బహుత్వాన్ మమ కార్యాణం తథా పార్థస్య భారత, మమ కార్యాణం తథా పార్థస్య, నా కార్యములు పార్థుని కార్యములు ఈ రెండిటి చేత నాభూత్ సమాగమో రాజన్ మమ చైవ అర్జునస్య చ, నాకు అర్జునుకి సమాగం అనేది రాలేదు. ఇప్పుడు మా ఉభయులకి సమాగమం వస్తుంది ఈ రోజున, అంటే మరుసటి రోజున నేను తప్పకుండా ఏ విధంగానే జయం సాధిస్తాను ఆ రాత్రి చెప్తున్నాడు. ఇక్కడ పైగా నా దగ్గర ఉన్నటువంటి అస్త్రములన్నీ కూడా అర్జున్ని కంటే చాలా గొప్పవైనవి. ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క సంభాషణ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బలాబల సమీక్ష అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నా ధనుస్సు పేరు విజయం, ఇది గాంధీవానికి ఏమీ తీసిపోదయ్యా, ఇది ఇంద్రుడు స్వయంగా విశ్వకర్మ చేత నిర్మింపజేశాడు. ఆ ఇంద్రుడు పరశురాముడికి ఇచ్చాడు ఈ ధనుస్సుని. ఆ పరశురాముడు ఈ ధనుస్సు పట్టుకునే 21 మార్లు సమస్త క్షత్రియ కులములని నాశనం చేశాడు. ఆ పరశురాముడు శిష్యుడైన నా మీద ప్రేమతో ఈ ధనుస్సుని ఇచ్చాడు. కనుకనే ఈ ధనుస్సుకు ఎప్పుడు అపజయం అనేటటువంటిది ఉండదు సుమా. దీనితో ఎన్ని దివ్య కార్యములే నేను చేయగలను. అలాగే అస్త్రములతో మనం పోల్చి చూస్తే నా దగ్గరున్న అస్త్రములు అర్జును కంటే చాలా ఎక్కువ. నా ధనుస్సు పేరు విజయము, ఆయన ధనుస్సు పేరు గాంధీవము. ఇప్పుడు చెప్పు అర్జునుడు నాకంటే ఏ విధంగా అధికుడు? అయితే కొన్ని విషయాల్లో అర్జునుడు కూడా అధికుడు. ప్రధానంగా ఆయన దేనివల్ల అధికుడయ్యాడంటే రెండు కారణాల చేత. ఒకటి, ఆయన సారథి వల్ల అన్నాడు ఇక్కడ. ఆయన సారథి, అతను ఎవడయ్యా అంటే సర్వలోక నమస్కృత శ్రీకృష్ణ, సర్వలోకముల చేత నమస్కరింపబడే కృష్ణుడు ఆయనకు సారథిగా ఉండడం ఒకటి. టెక్కము మీద ఉన్న వానరుడు ఒకడు, వీడిద్దరి వల్ల అన్నాడు. ఆశ్చర్యకర వానర వాడొకడు, వీళ్ళిద్దరూ అతనికి ఉన్నారు. సృష్టికర్త అయిన కృష్ణుడు సారథ్యం వహిస్తూ ఉంటే, మహాప్రతాపమూర్తి అయిన హనుమ అక్కడ ఉంటూ ఉంటే ఈ విధంగా ఉంటుంది. పైగా నాకిప్పుడు అలాంటి సారథి కానీ దొరికితే, అదొక్కటే కదా నాకంటే ఆయనకు ఆధిక్యం, అది కానీ దొరికితే అతన్ని కొట్టడం చాలా సులభం. ఇంతవరకు యుద్ధాల్లో నేను కొంచెం వెనక్కి పారిపోవడానికి సారథి కారణమేమో చూడండి, ఇప్పుడు నాకు గట్టి సారథి కావాలి. ఆ సారథి ఎవడయ్యా అంటే మనకున్నటువంటి సేనాపతులు మొత్తం 11 అక్షోహిణుల్లో ఒక సేనకు సేనాపతిగా పెట్టుకున్నాం వాడిని. నీకు అభ్యంతరం లేకపోతే అతన్ని నాకు ఇవ్వు, ఎందుకంటే అతను కేవలం ఒక యోధుడు, ఒక రాజు మాత్రమే కాకుండా అశ్వహృదయ విద్య ఆయన దగ్గర ఉంది, హయ విద్య ఉంది ఆయన దగ్గర. హయ విద్యతో పాటు అశ్వాలకు సంబంధించిన సమస్త జ్ఞానములు కలగడంతో పాటు వీరుడు కూడా. అలాంటి శల్యుడు నాకు దొరికితే అతను కృష్ణునితో సమానుడు, అందరు సందేహం లేదు. అలాంటి వాడి సారథ్యం నాకు దొరికిందా నేను సులభంగా అర్జునుడిని కొట్టగలను అనగానే, అయితే నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. రాజులందరూ కూర్చుని ఉన్నారండి. ఆ రాజులందరూ కూర్చుని ఉన్న సమయంలో దుర్యోధనుడు వెళ్ళి శల్యుణ్ణి అడిగాడు, కర్ణున్ రథానికి సారథ్యం వహించవలసిందిగా అడిగాడు. భయపడుతూనే అడిగాడు. అనుకున్నంత అయింది. కోపంగా ఎర్రని కన్నులతో చూసేట శల్యుడు, ఏమిటి నేను ఎవడనో తెలుసా, మహారాజును సామాన్యం కాదు, నా వెనకాలంతో సైన్యం ఉంది, నీకు సహాయపడదామని ఒక రాజుగా నేను వస్తే నువ్వు సారథిగా పెడతావా నువ్వు? పైగా ఎవడికి సారథిని? సారథుల కులంలో పుట్టిన వాడికి రాజునైన నేను సారథ్యం వహించాలా? సూత కులంలో పుట్టిన వాడికి ఇంతకంటే అవమానం ఏమైనా ఉన్నదా? కర్ణుడు తన తాను ప్రశంసించుకుంటే ప్రశంసించుకున్నాడు, నువ్వు కూడా ప్రశంసిస్తూ వాడికి నన్ను సార్థన పెడతావా? ఇది నన్ను సమస్త రాజన్యుల సమక్షంలో నువ్వు అవమానించడమే అని గట్టిగా అనగానే, పైగా అర్జునుడిని కర్ణుడు కొడతాడన్న నమ్మకంతో నువ్వు పనిచేస్తున్నావు, నాకే అవకాశం ఇవ్వు, నేను వెళ్ళి పాండవుల్ని అవలీలగా అతి కొద్ది సమయంలో సంహరించి వస్తాను, నువ్వు అర్జునుడి మీద నమ్మకంతో అతన్ని సారథిగా ఉండమంటావా నన్ను అన్నట్టు శల్యుడు. కానీ దుర్యోధనుడికి పరిసాధించుకోవడం బాగా తెలుసండి, ఎందుకంటే పెద్దవాళ్ళని ఎలా కాకాపట్టి వశం చేసుకోవాలో వాడికి తెలిసినంత ఎవరికీ తెలియదు ఇక్కడ. ఎందుకంటే బలరాముడిని దూర్వాసుని అందరిని అలాగే కాకాపట్టాడు ఆయన. మొత్తానికి ఇప్పుడు ఆ పరిచేద్దామని చెప్పి, అయ్యా నీకు నమస్కారం, నేను చెప్తున్న భావాన్ని ఒక్కసారి అర్థం చేసుకో. కర్ణుడు దగ్గర ఉన్నటువంటి విద్యలు సామాన్యమైనవి కావు, ఇప్పటి వరకు ఆయన చూపించిన ప్రతాపాలు కూడా నేను చెప్పగలను అంటూ కర్ణుడు చూపించిన కొన్ని ప్రతాప ఘట్టాలు వింటూ, కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడు అందులో సందేహం లేదు, ఆయన తప్పకుండా జయిస్తాడు. అర్జునుడి కంటే గొప్పవాడైన కర్ణునికి కృష్ణుని కంటే గొప్పవాడైన సారథి ఉండాలి గనక నువ్వు అలాంటి వాడివన్నీ నెంచుకున్నావు అన్నట్టండి ఇక్కడ చక్కగా. ఎందుకంటే కృష్ణుడికి మహా అయితే అస్త్రములు శస్త్రములు తెలియచ్చు, నువ్వు అలా కాదు, అశ్వజ్ఞానంలో బలంలో కృష్ణుడి కంటే నువ్వు గొప్పవాడివి, ఇందులో సందేహం లేదు. అందు కృష్ణుని కంటే శ్రేష్ఠుడివి గనకనే నిన్ను ఎంచుకున్నాను అంటే, నువ్వు ఎన్ని అడిగినా కృష్ణుడి కంటే గొప్పవాడు అన్నావే, ఆ మాట నాకు చాలా నచ్చింది అయ్యా అన్నాడు. పైగా నాకు ఈ ఆత్మస్థుతులు పరస్థుతులు నచ్చవు కానీ నువ్వు అన్న మాటలో సత్యం ఉంది కనుక అంగీకరిస్తున్నా అన్నాడు. ఇలాగే ఉంటాయండి, ఏం చేస్తాం. మొత్తానికి ఆ మాట అంటూ మీ దుర్యోధనుడు కథ చెప్తాడు ఇక్కడ, త్రిపురాసుర సంహార వృత్తాంతం చెప్పి, అక్కడ బ్రహ్మదేవుడే సారథిగా ఉన్నాడయ్యా, అటువంటిప్పుడు సృష్టికర్త అయిన ఆయనే సారథిగా ఉన్నప్పుడు సారథ్యం అనేది ఎంత గొప్ప కృత్యము, అందుకు నువ్వు తప్పకుండా సారథిగా ఉండు అని చెప్తే, సరే నేను అంగీకరించాడు కానీ కొన్ని షరతులు పెట్టాడు గట్టిగా. నేను సారథిగా ఉండాలి అంటే కొన్ని షరతులు, అదేమిటి అంటే నేను ఎన్ని మాట్లాడినా మీరిద్దరూ ఏమనకూడదు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, అది నేను మాట్లాడిన ఉత్సాహపరచవచ్చు నిరుత్సాహపరచవచ్చు, దీనికి అంగీకరించి ముందు ఈ రాజులందరి ముందు అంగీకరించు, అంగీకరిస్తే మీ ఇద్దరు నన్నేమి అనకపోతే అంటే కర్ణుడు నువ్వు ఏమనకపోతే నేను అంగీకరిస్తాను. పైగా ఇంకొక మాట అదేమిటి అంటే, ఈ అర్జునుడు ఉన్నాడే అర్జునుడి యొక్క ప్రతాపంతో విజృంభించి అక్కడ సూతుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు సూతపుత్రుడు క్రమంగా కర్ణుడు కూడా విజృంభించి తన దివ్యశక్తులతో అర్జునుడిని సంహరిస్తే అప్పుడేమవుతుందంటావు అని అడిగేటండి ఇక్కడ దుర్యోధనుడు. అడిగితే వెంటనే అంటున్నాడు శల్యుడు, ఏమున్నది, ఎప్పుడైతే అర్జునుడు సంహరింపబడతాడో శంఖచక్ర గదాహస్తులైన కేశవుడు మొత్తం అందరినీ సంహరిస్తాడు అన్నట్టు, ఇది ఒకటే విషయం. అది నిజమే అంటే దీన్ని బట్టి నువ్వు కొంచెం దాన్ని దిగులు పడుతున్నావేమో కానీ, దుర్యోధనుడు చెప్తున్నాడు నిన్ను ఆ విధమైన దిగులు లేకుండా చేయడానికి ప్రశ్న వేశాను కానీ కృష్ణుడు ఆ పని చెయ్యడు, ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞాబద్ధుడు, ఆయుధం పట్టనున్నాడు గనక, అది ఇక్కడ విషయం. కానీ నువ్వు అలాంటి వాడివే, పొరపాటున కర్ణుడు మరణించాడనుకో నువ్వు ఒక్కడివి పాండవ సేన సంహరింపజేయగలవు, ఈ విషయంలో చూసినా నీకు ఆ ప్రతిజ్ఞ నియమం లేదు కానీ గొప్పవాడివే, కనుక నువ్వు సారథిగా ఉండని ఎంత చక్కగా చెప్పాడండి ఇక్కడ. ఆ విధంగా చెప్పగానే సరేనని తన సారథ్యానికి సమ్మతించాడు. ఇంకా కర్ణుని గుర్రాలు తోలడానికై సిద్ధమయ్యాడు శల్యుడు. ఆ సమయంలో ఆ యుద్ధ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే, ముందుగా గుర్రం వెళుతూ ఉన్నప్పుడే తట్టుకున్నట్టుగా గుర్రములు ఒక్కసారి పడిపోయేటండి కిందన, అపశకునాలు కొన్ని కనబడ్డాయి వెంటనే ఇక్కడ, వాటిని నిలబెట్టాడు ఈయన జాగ్రత్తగా. అప్పుడు అంటున్నట్ట కర్ణుడు, పద పద తొందరగా వెళ్ళు, ఇవాళ యుద్ధంలో నేను పరాక్రమించబోతున్నాను సుమాను, ఒక అధ్యాయం అధ్యాయం తన గొప్పతనాలు చెప్పుకున్నాడు కర్ణుడు. పైగా ఆ శల్యుడు ముందే చెప్పాడు, నేనేమన్నా నువ్వు ఊరుకోవాలని. అటువంటిప్పుడు ముందు నుంచి ఊరుకోవడం చాలా మంచిది కదండి. ఆయన ముందు ఆత్మప్రశంస చాలా చేసుకున్నాడు. కర్ణుడికున్న దురలవాటుల్లో ఇది పెద్దది ఒకటి, ఆత్మప్రశంస చేసుకున్నాడు. ఇవాళ నేను బయలుదేరుతూ ఉంటే ఇంద్రుడి వజ్రాయుధం కూడా నా ముందు నిలబడదు, మొత్తం సురాసురుడు ఏకమై వచ్చినా వాళ్ళందరినీ జయించగలను. అంతేకాదు అర్జున్ని రక్షించడానికి యమవరుణ కుబేర ఇంద్రాదులందరూ ఒకేసారి వచ్చినా వాళ్ళందరితో కలిపి అర్జున్నే సంహరిస్తాను. అంటే కర్ణ ఇంక నీ ఆత్మశ్లాఘన అనేది వదిలేవయ్యా, విని విని విని విసుగొచ్చింది. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అర్జునుడెక్కడా, దివ్యుడైన అర్జునుడెక్కడా, మానవాధముడవైన నువ్వెక్కడా అన్నట్టు ఇక్కడ నుంచి మొదలైందండి ఆయనకి శల్యసారథ్యం. ఇది కూడా మన జీవన విధానాల్లో భారతీయులటువంటి నానుల్లో కలిసిపోయింది శల్యసారథ్యం. వాడినే నడుపుతూ ఉంటాడు, వాడిని నిరుత్సాహపరుస్తుంటాడు, వీడిని శల్యసారథ్యం అని చెప్తారు ఇక్కడ. పైగా ముందు కండిషన్ కొప్పుకునే తీసుకున్నారు కానీ నోరెత్తడానికి లేదు ఇక్కడ. మొత్తానికి శల్యుడు అలా అంటూ ఉంటే తాను నిగ్రహించుకొని పద పద అన్నట్ట. పైగా అర్జునుడు కనిపించట్లేదు ఇంత సేనలో, కర్ణుడు విజృంభిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఎవరైనా అర్జునుడు నాకు చూపించితే వాళ్ళకి బహుమతులు ఇస్తానని ప్రకటించట్ట. ప్రకటిస్తుంటే నీకు భయపడి అర్జునుడు దాక్కోలేదయ్యా, అతను అక్కడ సంక్షప్తకులతో యుద్ధం చేస్తున్నాడు, నువ్వు నీ బీరములును అన్నట్టు ఇక్కడ. ఆ తర్వాత ఈ కర్ణునికి శల్యునికి అనేక వాదనలండి. మళ్ళీ అంటున్నాడు, కృష్ణార్జునులు కృష్ణార్జునులు అంటున్నారే కానీ నా దగ్గర ఉన్న దివ్యాస్త్రముల ముందు వారి ఎంత అంటే, అను అను ఇంకా వాళ్ళు ఎదురుగా వెళ్ళలేదు కదా నువ్వు, అందుకే మాటలన్నీ అంటుంటావులే. యచ్చ ప్రార్థయసేహంతో కృష్టౌ మోహాత్ వృధైవతత్ నహి శుశ్రమ సమ్మర్దే క్రోష్టౌ సింహౌ నిపాతితో. నేను ఎక్కడ నక్కలు సింహాలను జయించినట్టు వినలేదే, నువ్వేమిటి జయిస్తానంటున్నావు అన్నట్టు ఇక్కడండి ఉపమానాలలాగా. అంతేకాదు ఇప్పుడు ఇన్ని బీరాలు చెప్తున్నావు, సహజంగా ఇలాంటి మామూలేలే ఇలా బీరాలు పలకడం ఎవరికి అంటే, శృగాలోపి వనే కర్ణ శశై పరివృతో వసన్ మన్యతే సింహమాత్మానం యావత్ సింహం నపశ్యతి. చెవుల పిల్లులు అంటే కుందేళ్ల మధ్య ఒక నక్క కూర్చుందిట, కుందేళ్ల మధ్య కూర్చున్న నక్క కుందేళ్లతో చెప్తుందిట, నేనే సింహాన్ని నేనే సింహాన్ని అని. ఈ కబురు ఎంత చెప్పు వరకు చెప్తుందంటే, నిజమైన సింహం కనబడే వరకు తానే సింహాన్ని చెప్పుకుంటుందయ్యా, అందుకు అర్జున సింహం కనబడే వరకు నీ మాటలు ఇలాగే ఉంటాయి అంటూ ఉంటే మహాకోపం వచ్చిందండి. ఏదో సహిస్తున్నాడు అనుకున్నారా కర్ణుడు? జాగ్రత్తగా వినాలి. శల్యసారథ్యం అనడమే కాదు, కర్ణుడు ఎంత క్రూరంగా మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ. నీకేం తెలుస్తుందయ్యా బలముల గురించి, గుణముల గురించి? గుణములు ఉన్నవారికి తెలుస్తాయి, గుణాలు లేవు నీకు. గుణాన్ గుణవతాం శల్య గుణవాన్ వ్యక్తివా గుణ తంతు శల్య గుణైర్హీనం కిం జ్ఞాస్యసి గుణాగుణం. ఏవి గుణమో ఏవి గుణము లేనిదో నువ్వెవడవి నిర్ణయించడానికి నీకు గుణాగుణ జ్ఞానమే లేదయ్యా. పో పైగా నీకు శల్యుడిని పేరు బలిపెట్టాడు. దుర్యోధనుడు ఏమన్నాడు అంటే, శత్రువులకు నువ్వు శల్యము అన్నాడు. కానీ అలా కాదు, నువ్వు మాటలనేటటువంటి బాణములతో పొడుస్తూ ఉంటావు కనుక శల్యుడు అనే పేరుకి సార్థకమయ్యిందయ్యా అని అంటూ, ఇదిగో నేను వేసినటువంటి బాణములు మేరు పర్వతాన్ని ఛేదిస్తాయి సుమా, పైగా నా దగ్గరున్న కొన్ని కొన్ని బాణములు కేవలం అర్జునుడు దేవకీపుత్రుడైన కృష్ణుని మీదకే ప్రయోగిస్తాను, వారి మీద తప్ప ఇతరులపై ప్రయోగించను, ఇది నిజం సుమా అని అంటూ మరికొన్ని మాటలు ఆయన చేతి తింటూ, పైగా ఇక్కడ నువ్వు మద్రదేశానికి చెందినవాడు కదా శల్య, మీ మద్రదేశం వాళ్ళందరూ ఇలాగే అనుకుంటాను, వాళ్ళ పని తినడం తాగడం విందులు వినోదాలు వీరత్వాలు లేవని వాళ్ళ దేశాన్ని కూడా తిట్టాడండి. ఎవడికైనా తన ఊరిని తిడితే వస్తుందండి కోపం. కర్ణుడు వెంటనే ఊరిని కూడా తిట్టాడు. పైగా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను సహించను సుమా, నువ్వు ఊరకుండా నువ్వు నోరు మూసుకుని ఊరకుండకుండా ఉంటే సరే, కానీ నువ్వు నోరెత్తేవా ముక్కలు చేసి మాంసం తినే జంతువులకి నిన్ను ఆహారంగా వేస్తాను జాగ్రత్త. నువ్వేమనుకుంటున్నావు ఏమిటో? ఇప్పుడు నేను ఆ పని ఎందుకు చేయట్లేదంటే, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు నా కార్యనిర్వహణ భారం పెట్టారు కనుక ఆ కార్యభారాన్ని గౌరవిస్తూ నేను పని చేయట్లేదు. పైగా సారథిని చంపానన్న అపవాదం నాకు రాకూడదని ఈ పని చేయడం లేదు. ఇక మూడవ కారణం ఏమిటి అంటే, నువ్వెన్ని మాటలన్నా క్షమిస్తానని ప్రతిజ్ఞ చేశాను కనుక నేను సంహరించట్లేదు, లేకపోతే ఇప్పటి ముక్కలు చేసేవాడిని సుమా అని అంటాడు ఇక్కడ. దీన్ని బట్టి కర్ణుడేం భరించాడని మనం అనుకోవద్దు. ఇక్కడ కర్ణుడు కూడా శల్యుడి మాట్లాడుకున్నాడు. మొత్తానికి రథం ఇప్పుడు ప్రవేశించింది అభవ్యమైన పాండవుల యొక్క సేనల్లోకి. ఆ సమయంలో వివిధములైనటువంటి యుద్ధములు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో ఒకరితో ఒకరు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇటువైపు శల్యుడు అంటున్నటువంటి మాటలు ఎలాగో ఉన్నాయి, ఆ సమయంలో జరుగుతున్న యుద్ధ వైఖరిలో అటు సంసప్తకుల్ని అవలీలగా ఓడిస్తున్నాడు మహానుభావుడు. ఈ లోపల అశ్వత్థామ ఇటు కర్ణుడితో పాటు వెళ్ళి పాండవ సేనంతటిని కూడా అతలాకుతలం చేస్తున్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి యుద్ధంలో ద్రోణపుత్రుడైన అశ్వత్థామ విజృంభిస్తూ ఉండగా పైగా అక్కడున్న భీమాదులందరినీ కూడా తన దివ్యాస్త్రములకు కొడుతూ ఉంటే ఒక్కసారిగా కృష్ణ పరమాత్మ సంసప్తకుల్ని కొందరిని కొట్టినవాడు దూరం నుంచి చూసేటి అంశాన్ని అటు పద ముందు అశ్వత్థామ విజృంభిస్తున్నాడు అటువైపు పద అని చెప్పగానే అటువైపు వెళ్ళి అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి అశ్వత్థామ నిలవలేకపోయాడు. తర్వాత తేరుకుని వచ్చి దుష్టజుమ్నునితో యుద్ధం చేస్తున్నాడండి. అతనికి దుష్టజుమ్నుడి మీదే ఇప్పుడు ప్రతీకారం ఉంది గనక దుష్టజుమ్నుతో యుద్ధం చేస్తూ యుద్ధం ముందు ప్రకటన చేసేట మొత్తం దుర్యోధనాదులు వింటూ ఉండగా, ఇవాళ నేను దుష్టజుమ్నుడిని సంహరిస్తాను, లేదా ఆయన్ని సంహరించే వరకు నేను ధరించిన కవచము విప్పను, ఇది ప్రతిజ్ఞ చేశాడు. దుష్టజుమ్ని సంహరించి తీరుతాను అని. అప్పుడు ఆ సమయంలో అశ్వత్థామ చూపించిన పరాక్రమం సామాన్యం కాదు. దుష్టజుమ్ని చంపడానికి ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే అశ్వత్థామ దుష్టజుమ్ని ఎదుర్కొని అతని ధనుస్సును ఛేదిస్తాడు. తర్వాత దుష్టజుమ్నుడు కూడా ఏమాత్రం తీసిపోకుండా మళ్ళీ ధనుప్రయోగం చేసి అశ్వత్థామ యొక్క ధనువును ఛేదిస్తాడు. అక్కడ అటుపై అశ్వత్థామ మరింత విజృంభించి దుష్టజుమ్ని యొక్క ధనుస్సుని శక్తిని రథాన్ని అన్నిటి ముక్కలు చేయగానే వెంటనే ఖడ్గము డాలు పట్టుకుని కిందకు దిగుతూ ఉంటాడు దుష్టజుమ్నుడు. ఎప్పుడైతే దిగుతూ ఉన్నాడో వెంటనే ఆ డాలును కూడా ముక్కలు చేశాడు మహానుభావుడైన అశ్వత్థామ. ఆ సమయంలో ముక్కలు చేయడమే కాకుండా మహాకోపంతో రథాన్ని దిగి వచ్చి పరిగెత్తుకు వచ్చి దుష్టజుమ్నుడు పట్టుకున్నట్టు గట్టిగా. ఇది ఎలాగో అంటే ఒక సింహం వెళ్ళి పట్టుకున్నట్టుగా అతని మీద ఉరుకుతూ ఉండగా వెంటనే సంసప్తకుల్ని సంహరించడం తర్వాత విషయం, ముందు అశ్వత్థామనిగానే నువ్వు ఇప్పుడు దెబ్బ తీయకపోతే దుష్టజుమ్నుడు దెబ్బతింటాడు అర్జున అని బాణప్రయోగం చేయన్నాడు. అప్పుడు అర్జును యొక్క బాణములు ప్రయోగించాడు. అర్జున్ని బాణముల ముందు మాత్రం నిలబడ్డం కష్టమని ముందు నుంటే అశ్వత్థామ అంటున్నాడు. అది ఆయనకు అనుభవం వచ్చింది. ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క బాణములు ప్రయోగించాడో అశ్వత్థామ వెంటనే దుష్టజుమ్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి అర్జునుతో తలపడ్డాడు. కానీ అర్జున్ని దెబ్బలకి మూర్చిపోయాడు రథం మీద, సారథి తీసుకుపోయాడు. అప్పుడు దుష్టజుమ్నుడు విరధుడైతే సహదేవుడు వచ్చి దుష్టజుమ్ని తన రథం మీద తీసుకువెళ్ళాడు. ఈ విధంగా జరిగినది. అప్పుడు మనం ఇంకా కర్ణునితో యుద్ధం చేయవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది సుమా. ఇప్పుడు కర్ణుడు ప్రధాన అధ్యక్షుడుగా ఉంటూ ఉంటే ఆయన చుట్టూ మహావీరులు మరింత తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. ఇవాళ దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కర్ణునికి రక్షకులుగా ఉన్నటువంటి వారు. పైగా ఇప్పుడు మన సంసప్తకులతో యుద్ధం చేస్తున్నాం గనక అది దూరం నుంచి మనం గమనిస్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటిది మొత్తం పాండవ సేనల వైపు కౌరవ సేనల్ని తీసుకువెళ్ళి కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు ప్రధానంగా. పైగా నీకు వినబడుతున్నాయి లేదా యుధిష్ఠిరిని చంపండి అనే మాట వినబడుతుంది. నాకు యుధిష్ఠిరిని పతాకం కూడా కనిపించట్లేదు. అంటే యుధిష్ఠిరునికి ఏదో కీడు జరిగేటట్టున్నది, కనుక మన రథాన్ని అటువైపు తిప్పడం మంచిది అనుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కౌరవ సేనల వైపు దూకుతున్న ఒక మహావీరుడు దర్శనమిచ్చట. అబ్బా మనకింక పర్వాలేదన్నాడు కృష్ణుడు. ఇతడు వెళుతున్నాడు మనకు ధైర్యమేని. ఎవడయ్యా అంటే భీమసేనుడు. భీమసేనుడు కౌరవుల వైపు వెళుతూ ఉంటే, సేనాముఖము వైపు వెళుతూ ఉంటే సంతోషించాడు అర్జునుడు. ఇక్కడ భీమసేనుని విజృంభణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భీమసేనుడు అశ్వత్థామతో కర్ణునితో చేసినటువంటి యుద్ధం చాలా విశేషమైన వర్ణన కనబడుతున్నది. ఈ లోపల సంక్షిప్తకులతో అర్జునుడు కృష్ణుడు కలిసి యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో భీమసేనుడు ఒకే చోట దుర్యోధనుని మూడు అక్షౌహిణుల సేనని కదలకుండా నిలబెడతాట. శత్రురాజులు ఇంకా అటు ఇటు చల్లా చెదిరిపోతుంటారు. ఇది ఎలా అంటే ఒక మహాసింహం రాగానే మామూలు మృగాలు ఎలా చెదిరిపోతాయో ఆ విధంగా చెదిరిపోయే కౌరవ సేనలన్నీ కూడా. ఒక్క భీముడు అక్కడ నిలబడి చేసినటువంటి ఆహాకారాల వల్ల, అతడు చేసిన అట్టహాసాల వల్ల మొత్తం కౌరవులు కూడా చల్లా చెదిరైపోతున్నటువంటి సమయంలో, అప్పుడు యుధిష్ఠిరుని వైపు కర్ణుడు తన యొక్క రథాన్ని తోలించుతూ ధర్మజుని ఓటం పాలు చేయడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత ధర్మజుడు కూడా అటు యుద్ధం రథం దిగి పారిపోవడం జరుగుతున్నది. అప్పుడు భీమసేనుడు వీళ్ళని ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో అశ్వత్థామని కర్ణుడు కొట్టిన దెబ్బలు సామాన్యమైనవి కావు తీవ్రంగా. ఆ తర్వాత అశ్వత్థామ తన యొక్క ప్రతాపం తట్టుకోలేక ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆ కర్ణుడు భార్గవాస్త్ర ప్రయోగం చేస్తాడు. భీమునికి అశ్వత్థామకి జరిగిన యుద్ధంలో అశ్వత్థామ దెబ్బతిని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే కర్ణుడు భార్గవాస్త్ర ప్రయోగం పాండవుల వైపు చేశాడు. భార్గవాస్త్రం సామాన్యం కాదండి, పరశురాముడు ఇచ్చిన ప్రత్యేకాస్త్రం. ఈ భార్గవాస్త్రం వేయగానే మొత్తం ఎదురుగా ఉన్న పాంచాల సేన అంటే దుష్టజుమ్నుడితో పాటు వచ్చినటువంటి సేన అంతా కూడా అతలాకుతలమైపోయింది భార్గవాస్త్రాన్ని. ఇప్పుడు కృష్ణార్జునుడు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతున్న వాళ్ళకి కనబడింది ఆ భార్గవాస్త్రం యొక్క తీవ్రత. ఇప్పుడు మనం ఏం చేయాలి, భార్గవాస్త్రాన్ని ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం, కానీ ముందు యుధిష్ఠిరుని గతి ఏమైందో మనం చూద్దామని వాళ్ళు తిన్నగా యుధిష్ఠిరుడు ఉన్న వైపు వెళుతున్నారు. ఆ భార్గవాస్త్ర ప్రకోపం కొంతసేపటికి శాంతించింది. పాంచాల సేనలు కృష్ణ అర్జున ఎక్కడున్నా నరుస్తున్నట్ట. క్రమంగా కృష్ణార్జునులు అటువైపు వెళ్తూ మన వైపు వస్తున్నటువంటి కర్ణుని ఇప్పుడు మనం ఎదుర్కొనవద్దు, ఎందుకంటే దూరం నుంచి వచ్చిన కృష్ణార్జునులు చూసి అటు రథం తోలుతున్నాడు కర్ణుడు, ఇప్పుడు మనం ఎదుర్కొనవద్దు, ఎందుకంటే యుధిష్ఠిరుని వద్దకు మనం వెళ్ళాలి అని తిన్నగా యుధిష్ఠిరుని వద్దకు వాళ్ళు చేరుకున్నారు ఆ సమయంలో. అయితే ఆ యుధిష్ఠిరుడు ఆ సమయంలో ఒక దెబ్బతిని ఉన్నాడాయన, తీవ్రమైన దెబ్బలు కర్ణుని చేతి తిన్నాడు. ఎందుకంటే అంతకుముందు కర్ణుడు ఆయన్ని దెబ్బతిన్నాక విడిచిపెడతాడు మాట ఇచ్చిన ప్రకారంగా, కుంతికి మాట ఇచ్చిన ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాడు యుధిష్ఠిరుడు. అప్పుడు కర్ణుడికి ఒక కోరిక పుడుతుందిటండి, అదేమిటంటే ఈ చేత్తో ఒక్కసారి ఆ యుధిష్ఠిరుని వీపు మీద నిమిరితే బాగుండు అని కోరిక కలిగిందిటండి కర్ణునికి. ఎంత రమ్యమైన సన్నివేశం చూడండి. ఎందుకయ్యా అంటే ఆత్మానం పవిత్రీకర్తుం అన్నాడు ఇక్కడ, తనని పవిత్రము చేసుకొనుటకై అని కర్ణుడు అనుకుంటున్నట్ట. యుధిష్ఠిరుడు లాంటి ధర్మమూర్తిని చేతితో ముట్టుకుని ధన్యుణ్ణవుదాం పవిత్రమవుదాం అనుకున్నాడు మహానుభావుడు. ఆ విధంగా భావన చేశాడు కానీ యుధిష్ఠిరుని విడిచిపెట్టాడు. కానీ నువ్వు వెళ్ళి ముట్టుకున్నావా యుధిష్ఠుడు కోపగించుతాడయ్యా అని శల్యుడు అన్నాడు. తనలో ఉన్న భావాన్ని బయటకు చెప్పలేదు. ఎందువల్ల అలా అనుకున్నాడు అంటే యుధిష్ఠిరునిపై అంత గౌరవం కర్ణునికి, ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. ఆ తర్వాత యుధిష్ఠిరుడు ఆ కర్ణుడు అశ్వత్థామ మొదలైన వారు కొట్టిన దెబ్బలకి గాయములు పొంది చాలా బాధితుడి శిబిరానికి చేరుకున్నాడు. మొత్తానికి యుధిష్ఠిరుడు పెద్ద ప్రమాదంలో ఆపదలో ఉన్నాడని తెలుసుకున్నటువంటి కృష్ణార్జునులు ముందు యుధిష్ఠిరుని పరిస్థితి తెలుసుకుని ఆయన్ని స్వస్థతపరచడానికై శిబిరానికి చేరుకున్నారు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు గాయములకు చికిత్స చేసుకుంటున్నాడు. అర్జునుడు వెళ్ళి పలకరించేట మహాకోపంగా చూశాడు యుధిష్ఠిరుడు. ఏమిటయ్యా నీ సేన అంతా ఎటుపోయింది, మొత్తం మన పాండవ సేన అంతా దెబ్బతింది ఇవాళ, ఈ ప్రతాపం ఇవాళ కర్ణుడి ముందు అశ్వత్థామ ముందు మనం నిలబడలేకపోయాం, ఏదో భీమసేనుడు రావడం వల్ల కొంచెం బ్రతికేం కానీ నువ్వు పలాయనం చిత్తగించావు, నువ్వు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పావు ఇప్పటి వరకు. ఏమనంటే నేను ఎలాగైనా అర్జున్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ పెట్టావు, ఏమయ్యే నీ ప్రతిజ్ఞలు, మొత్తం పాండవ సేన అంతా దెబ్బతింటోంది అని అర్జునుడితో చెప్తున్నాడు ఇక్కడ. కర్ణుని సంహరిస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ పెట్టావు, ఏమయ్యే నీ ప్రతిజ్ఞలు. ధిగ్గాండీవం ధిక్చతే బాహువీర్యం అసంఖ్యేయాన్ బాణగణాంచ ధిక్తే, అర్జునుడితో అంటున్నాడు నువ్వు ఇదివరకు అనేక మార్లు ప్రతిజ్ఞ పెట్టేవి కదా కర్ణుని సంహరిస్తాను అని, కర్ణుడు నిన్ను సంహరిస్తాను ప్రతిజ్ఞ పెట్టాడు కానీ కర్ణుడు విజృంభిస్తున్నాడు, నువ్వు కనబడట్లేదు, పైగా ఇప్పుడు వచ్చేవే ఆ వచ్చింది నన్ను వాళ్ళు కొట్టేటప్పుడు వచ్చేవా నువ్వు రాలేదు, పైగా ఓ అర్జున ఆ సమయంలో భీమసేనుడు వచ్చాడు కనుక నేను కాస్త ఇలా ఉన్నాను కానీ భీమసేనుడి గతి ఎలా ఉందో చూసేవా, అది కూడా చూడకుండా నువ్వు శిబిరంలోకి వచ్చావు, ఇదేమైనా బాగుందా, నీ యొక్క గాంధీవము ఎవడి చేతికి నిచ్చకూడదు, ఎందుకయ్యా మమ్మల్ని కాపాడలేకపోతున్నావు, పాండవ సేన అంతా పాంచాల సేన అంతా అతలా కుతలం అయిపోతుంటే వచ్చి రక్షించలేదే, పైగా ప్రతిజ్ఞకి ఏం తక్కువ లేదు, పలుమార్లు నువ్వు అంటున్న మాట ఏమిటి, నేను కర్ణుని సంహరిస్తా కర్ణుడికి నేనే సమాధానం అన్నావు, పైగా 13 ఏళ్ళు దిగులు పడ్డానయ్యా కర్ణుడేం చేస్తాడా అని నీకేం తెలుసు, ఎందుకంటే మిగిలినటువంటి యోధుల మీద నాకేం భయం లేదు, కర్ణుడి మీదే భయం నాకు, అతనికి ఉన్నటువంటి సహజ కవచ కుండలములు ఏవైతే ఉన్నాయో వాటితో అతను విజృంభించే అవకాశం ఉంది కనుక భయపడుతున్నాను, మొత్తానికి ఇంద్రుడి దయవల్ల సహజ కవచ కుండలములు ఏవో వెళ్ళిపోయాయి, అయినప్పటికీ నువ్వెందుకో భయపడుతున్నావు, అతన్ని ఎదుర్కొనవట్లేదు అంటూ నానా మాటలు అంటాడండి. ఒక పని చేయకూడదు, గాంధీవం ఎవరికో ఇచ్చేసే లేకపోతే కృష్ణుడికి ఇచ్చేయి, కృష్ణుడు యుద్ధం చేస్తాడు నువ్వు సారథ్యం వహించు అంటూ ఎందుకయ్యా నీ గాంధీవం చి ధిగ్గాండీవం ధిక్చతే బాహువీర్యం అసంఖ్యేయాన్ బాణ గణాంచ ధిక్తే, నీ గాంధీవము ధిక్, ధిక్ అంటే చి అని అర్థం అంటే చి నీ గాంధీవం, చి నీ బాహువీర్యం, నీకున్న అనేక బాణములు కూడా చి, అవి వ్యర్థములు, ధిక్శబ్దానికి 2 అర్థములు, వ్యర్థము చి అని చిత్కరించుకోడు. ధిక్తే కేతుం కేశరీణస్సుతస్య, నీ జెండా ఎందుకయ్యా వ్యర్థం, ఆ జెండా మీద కేసరి పుత్రుడు ఎందుకయ్యా వ్యర్థం అన్నాడు ఇక్కడ. పైగా కుషానుదత్తంచ రథంచ ధిక్ ధిక్, నీకు ఖాండవవన దహన సమయంలో అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథము కూడా వ్యర్థమైపోయింది అన్నాడు. అనగానే ఒక్కసారి మహాకోపం వచ్చిందండి అర్జునుడికి, కోపం వచ్చి వెంటనే ఖడ్గాన్ని తీశాడు చేతిలోకి, అది తీసి యుధిష్ఠిరుడి మీద పెడుతున్నట్ట. అర్జునుడు వెళుతూ ఉంటే ఒక్కసారి కృష్ణుడు ఆపాడు, ఏమిటా పని చేస్తున్నావని, చంపేస్తాను ఇవాడు ధర్మరాజును అన్నట్టండి అర్జునుడు. చూడండి ఇక్కడ చాలా గొప్ప సన్నివేశం ఇక్కడ చెప్పబడుతున్నది, చంపేస్తా అదేమిటయ్యా ఈ కత్తి పట్టి ఎవరి మీదకు నువ్వు వెళుతున్నావు అంటే నేను వ్రతం పట్టాను అందుకు చంపేస్తాను, ఏమిటా వ్రతం అంటే, అన్యస్మై దేహి గాంధీవ మితి మాం యోభి చోదయేత్ భింజామహం తస్య శిరః ఇత్యుపాంశు వ్రతం మమ. జాగ్రత్తగా వినవలసినది. ఎందుకంటే ఈ పేర్ల వరుసలో అక్కడక్కడ కర్ణుడు అర్జునుడు పేర్లు మారినా కాస్త సర్దుకుని వినాల్సింది. ఇక్కడ మనం విశేషమైన అంశం, అన్యస్మై దేహి గాంధీవమితి మాం యోభి చోదయేత్. నన్ను ఎవ్వడైనా గాంధీవ విషయంలో అవమానిస్తే వాడిని చంపేస్తాన ప్రతిజ్ఞ. పైగా నీ గాంధీవం ఎవరికైనా ఇచ్చికూడదు అని ఎవరైనా అంటే వారిని సంహరిస్తానని ఉపాంశు వ్రతాన్ని స్వీకరించాను అన్నాడు. ఉపాంశు వ్రతము అంటే ఎవరితో బయటికి ప్రకటించకుండా తన మనస్సులో తాను అనుకున్న వ్రతం అన్నమాట. ఇది ఇక్కడ గాంధీవాన్ని అంత గౌరవిస్తున్నాను నేను, నాకు ఇది దేవదత్తం, దేవతలు ఇచ్చారు. అంత పవిత్రంగా నేను గౌరవిస్తున్నటువంటి గాంధీవాన్ని ధిక్ అనడమే కాకుండా దాన్ని ఇంకెవరికైనా ఇచ్చుకూడదు అంటే చంపేస్తానన్నాను గనుక నా వ్రతం బట్టి నేను చంపేస్తాను ఇప్పుడు తండ్రి అన్నాడు. ఇక్కడ అద్భుతమైన సన్నివేశం అండి. ఇచ్చిన మాట లేదా చేసిన ప్రతిజ్ఞ, ఇది సత్యవ్రతం, దాన్ని నిలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? సత్యవ్రతం నిలుపుకోవడానికి ధర్మరాజుని చంపేయాలి. సరే సరే, సత్యం చాలా గొప్ప, చంపే అంటాడు కృష్ణుడు. ఇక్కడ సత్యం అంటే ఏమిటో కృష్ణ పరమాత్మ చేస్తున్న బోధ అద్భుతమండి. అధ్యాయంలో చిచి అన్నట్ట ఒక్కసారి ధిక్ ధిక్ అని కృష్ణుడు అన్నాడు అర్జునుడిని. ఏమిటయ్యా నీ పని? దీన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే నువ్వు పెద్దవాళ్ళకి శుశ్రూష చెయ్యలేదు. ఎప్పుడైనా జ్ఞానము ధర్మము ఎవరికి అర్థమవుతుందంటే పెద్దల్ని శుశ్రూష చేసినటువంటి వారికి అర్థమవుతుంది. నువ్వు సరిగ్గా చెయ్యలేదు, లేదా కోపానికి లోనై నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని విడిచిపెడుతున్నావు. ధర్మము సత్యమని రెండుంటాయి తెలుసా, సత్యము ధర్మము. సత్యము కూడా ధర్మములో భాగమైనప్పటికీ ఒకవేళ సత్యము వల్ల ధర్మం దెబ్బతింటే ఆ సత్యం అసత్యమే అవుతుంది. ఇది జాగ్రత్తగా వినవలసింది. ఇక్కడ సత్యము వల్ల ధర్మము దెబ్బతింటే ఆ సత్యం అసత్యమే అవుతుంది, ఇది తెలుసుకో ఇక్కడ. అలాగే అసత్యం వల్ల ధర్మము రక్షింపబడితే ఆ అసత్యం సత్యమే అవుతుంది, ఇది తెలుసుకోవాల్సింది. వేదముల్లో సత్యం వదా ధర్మం చారా అని వేదములు చెప్తాయి. వేదముల యొక్క ధర్మము చాలా విశేషమే. వేదము చెప్పిందే మనం పాటించాలి. నేను కాదన్ను కానీ వేదము చెప్పిన వాటిని కూడా యుక్తితో గ్రహించాలయ్యా, అది తెలుసుకోవాలి. దాని అప్లికేషన్ సందర్భం బట్టి ఉంటుంది తప్ప ఒక మొండిగా బండగా చేసుకువెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు సత్యస్వరూపానికి తెలిసింది కదా, ముఖ్యంగా అన్న తండ్రి ఒక్కరు కనుక అన్నని చంపడం తండ్రిని చంపడం బ్రహ్మహత్యాపాతకమైన మహాపాతకాలు. ఇప్పుడు నువ్వు సత్యాన్ని కాపాడుకోవడం అనే భావంతో అన్నను చంపితే నీ సత్యం అసత్యమై అధర్మమే నేను దెబ్బతీస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత సూక్ష్మమైన అంశం. అందుకు సర్వస్వము అపహరింపబడుతున్నటువంటి సమయంలో అసత్యం పలికినా దోషం లేదు. అసత్యం ఎప్పుడెప్పుడు సత్యమైపోతుందో ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ ఇది స్త్రీలను రక్షించేటప్పుడు, ధనాన్ని రక్షించేటప్పుడు, గోబ్రాహ్మణులను రక్షించేటప్పుడు, ప్రాణాపాయ సమయంలో రక్షణ కోసం అసత్యం పలికితే అది అసత్యం అనరు కూడా. అందుకే బొంకి సత్యశాలి అనే విషయం. ఇక్కడ కౌశికుడు అని ఒక మహాత్ముడు ఉన్నాడయ్యా అని కథను చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఈ కౌశికుడు అనే మహాత్ముడు తపస్శాలి, ఎప్పుడు సత్యవ్రతుడు, ఎన్నో మంత్రములు సిద్ధి పొందినవాడు. ఆయన తపస్సు చేస్తున్న సమయంలో కొందరు దొంగలు పాంతులను అంటే బాటసారుల్ని దోచుకోబోతూ ఉంటే బాటసారులు ప్రాణరక్షణ కోసం పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళందరూ ఈయనున్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చి ఆ వెనకాల ఉన్నటువంటి చెట్ల చాటం దాక్కున్నట్ట. ఈ దొంగలు ఇటు నుంచి వచ్చి ఎవరైనా ఇటువైపు వచ్చారా అని అడిగట్టండి. ఈ కౌశికుడిని సత్యవ్రతం సత్యవ్రతం అని చెప్పి ఆ చెట్ల వెనకాల దాక్కున్నారని చెప్పట్ట. వెంటనే వాళ్ళు వెళ్ళి సంహరించాడు. అంతవరకు వీడు చేసుకున్నటువంటి తపస్సంతా నాశనమే, నరకంలో పడ్డాడు అతడు, ఇది తెలుసుకో. కనుక సత్యము యొక్క అప్లికేషన్ ఎలా ఉండాలో తెలుసుకో ఇక్కడ అని చెప్తూ, సత్యస్య వచనం సాధు నసత్యాద్విద్యతే పరం తత్వేనైవ సుదుర్జ్ఞేయం పశ్య సత్యమనుష్ఠితం. కనుక యథార్థ విచారణ ద్వారా సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి సుమా. సర్వస్వస్య అపహారేతు వక్తవ్యం అనృతం భవేత్ తత్ర అనృతం భవేత్ సత్యం. సర్వస్వము పోతున్న సమయంలో, తన వారికి ప్రాణాపాయం ఏర్పడుతున్నటువంటి సమయంలో తను నమ్ముకున్న వారికి రక్షణ ఇవ్వడం కోసం అసత్యం పలికినా సత్యమవుతుంది. ఇది మనం ద్రోణుని వధతో అన్వయించుకోవాల్సినటువంటి సందర్భానికి చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్తూ ఇంకో మాట అన్నాడు, నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరాలి, నేను ఒప్పుకుంటాను, ఇది తెలివండి. ఒకవేళ నువ్వు ఇప్పుడు చంపలేదే అనుకో, ప్రతిజ్ఞ భంగమైన దోషం వస్తుంది. ఎందుకంటే క్షత్రియుడికి మాత్రము ప్రతిజ్ఞాభంగము మహాపాపము. ఇది తర్వాత కదా మనకు చాలా అవసరం. ఇక్కడ క్షత్రియునికి ప్రతిజ్ఞాభంగం మహాపాపం. ఇప్పుడు నీ ప్రతిజ్ఞ నెరవేరాలి, ధర్మము కాపాడబడాలి. నీ ప్రతిజ్ఞ నెరవేరిందా ధర్మం దెబ్బతింటుంది, ధర్మం రక్షించేవా ప్రతిజ్ఞ భంగం అవుతుంది. ఈ రెండిటికి సంబంధించి నేను నీకు ఉపాయం చెప్తాను విను అన్నాడు. ఏమిటంటే, ఇప్పుడు నువ్వు ధర్మరాజును ఉద్దేశించి త్వమ్మని సంబోధించు అన్నాడు. ఇక్కడ త్వమ్మంటే నువ్వు, నువ్వు ఏకవచనం ఇది చూడండి. అంటే అంతవరకు ధర్మరాజుని ఎలా సంబోధించేవారు అని తెలుస్తుంది. మన పూర్వకాలంలో తండ్రిని, అన్నని, గారుని సంబోధించేవారండి. నాన్నగారు, ఇప్పుడే డాడీలు వచ్చారులేండి, వేరే విషయం, ఇప్పుడు తెలియదు అసలు మనకి. నాన్నగారు అని గౌరవించేవారు. అన్నగారు జ్యేష్ఠ భ్రాత పితృసమహ ఇది చెప్తున్నారు ఇక్కడ. అన్నగారు అంతవరకు భవాన్ అనేవాడు. భవాన్ అనేది గౌరవవాచకం. త్వం అంటే నువ్వు ఇది తెలియాలి. మన సంస్కృతం తెలియదు కనుక త్వం కూడా గౌరవవాచకం అనుకుంటాం, కానీ త్వం అంటే నువ్వు అని అర్థం. గౌరవంలో భవాన్ అనాలి, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అంతా కూడా బహువచన శబ్దములే వాడతారు. ఇది ఇప్పుడు నువ్వు ఇప్పటి నుంచి కొద్దిసేపు త్వం అని మాట్లాడు అన్నాడు. ఇక్కడ నువ్వు నువ్వు నువ్వు అని మాట్లాడు. ఎప్పుడైనా సరే పెద్దల్ని నిందిస్తే వాళ్ళని చంపినట్లే అది చెప్పడం ఇక్కడ. అందుకు నువ్వు నువ్వు అంటూ ఇతర వేవే నిందావాక్యాలు నీకు అనాలనిపిస్తా అని అన్నట్టు. ఇక్కడ అది చంపినట్టు చంపనట్టు రెండూ అయిపోతాయి. అందుకు అన్నాడు కృష్ణ పరమాత్మ ధర్మ సూక్ష్మాలు ఎలా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ త్వమిత్యత్ర భవంతం హి బ్రూహి పార్థ యుధిష్ఠిర త్వం ఇత్యుక్తో హినిగతో గురుర్భవతి భారత. వెంటనే పట్టుకున్నట్టు ఈయన, నువ్వు నన్ను ఆపడానికి అర్హుడువు కావయ్యా, నన్ను అనడానికి, నా గాంధీవాన్ని అనడానికి నీకు అర్హత లేదు. మహా అయితే నా గాంధీవాన్ని అనే అర్హత భీమసేనుడికి ఉంది. యుద్ధంలో పారిపోయొచ్చును, నువ్వు నా గాంధీవాన్ని అంటావా? భీమసేనుడు ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు, ఆయనంటే నాకు చాలా సంతోషం. నువ్వెవడు అనడానికి, పైగా నీ వల్ల రాలేదు ఇంత చిక్కు. శాంతి సఖనం, శాంతి సఖనం జ్యోతంలో కూర్చోవడం వల్ల కదా ఇంత దాకా వచ్చింది అని మొత్తం కడిగట్టు. ఇంతసేపు కడుపులో ఉన్నాయో ఏమిటో మనకు తెలియదు, కానీ మొత్తానికి నిజానికి మనస్సులో ఉన్న అర్జునుడు ఉన్నాడు అనుకోవద్దండి. సాధారణంగా ధర్మరాజు వైపు ఎవరెవరైతే అంటారది, ఇలాంటి నిందావాక్యములన్నీ పలికెట్ట. అవన్నీ పలికి తర్వాత భోరుమని ఏడ్చెట్టండి. ఇక్కడ ఏమిటో ఏడుపు అన్నాడు. ఎందుకంటే నా అన్నని అనరాని మాట్లాడినాను అని ఓర నుంచి కత్తి తీసేట ఒక్కసారి. ఎందుకంటే గురు నింద చేస్తే నేను ఇంక తట్టుకోలేనియా అని చాలా బాధపడి తనను తాను పొడుచుకుపోయేటండి. ఇక్కడ గురు నింద చేస్తే, నా పెద్దల్ని నిందిస్తే నన్ను నేను ఆత్మహత్య చేసుకుంటానని ఒక ప్రతిజ్ఞ చేశానయ్యా అన్నాడు. ఈ ప్రతిజ్ఞలతో మహా చిక్కు వచ్చింది ఇక్కడ. కనుక పెద్దల్ని నిందిస్తే దానికి పరిష్కారం ఒక్కటేనండి, ఆత్మహత్య. ఆత్మహత్యకు మించిన పాపం లేదు. ఇప్పుడు అదొక చిక్కు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ప్రతిజ్ఞాపాలనమా, ఆత్మహత్య అనేటువంటి పాపం చేసుకోకుండా కాపాడబడ్డమా, ఏమిటి చేయాలి ఇప్పుడు తినా? చాలా పెద్ద చిక్కు వచ్చి పడింది. అప్పుడు ఒక పని చేశాడు, ఎంతవరకు నిందించావుగా, ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా, ఆత్మహత్య చేసుకోవడం లాంటిది ఒకటి చెప్తాను, నిన్ను నువ్వు బాగా పొగుడుకో అన్నట్టు. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. వెంటనే మహానుభావుడు అర్జునుడు తెగ పొగుడుకున్నాడు, నన్ను మించిన వాడు ఎవడు లేడు. ఇది ఎలవాటు కర్ణుడికి ఉందండి, అర్జునుడికి ఎప్పుడూ లేదు. అర్జునుడు ఎక్కడా తనని తాను పొగుడుకోలేదు. ప్రతిజ్ఞలైతే పట్టాడే తప్ప, నేను కర్ణుని సంహరిస్తా, వేణిని సంహరిస్తా, ప్రతిజ్ఞ పట్టాడు తప్ప పొగుడుకోలే. ఇప్పుడు మొదలెట్టేట్టు పొగడతారు. ఇవి కూడా లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చి అనుకోవద్దండి. చెయ్యాలి కనుక పొగుడుకున్నాడు. నేనా శివుణ్ణి చూశాను, శివుణ్ణి చూసిన వాడు ఒక్కడున్నాడు అందులో, నేను ఒక్కడనే ఉన్నా. శివుడు నాకు దివ్యాస్త్రములు ఇచ్చాడు. ఇంద్రుడు నన్ను తీసుకువెడితే నివాసకపతులందరినీ కూడా నేను ఒక్కడిని సంహరించాను. దేవశత్రువులు నేను సంహరించాను. వీళ్ళంతా ఇవన్నీ మొదలెట్టేట. మొదలెట్టిన తర్వాత సంతోషమైన బ్రవీహి వాచాజ్య గుణాని ఆత్మనః తథాహతాత్మా భవితాసి పార్థ. కనుక నిన్ను నువ్వు పొగుడుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్టే, అందుకు నిన్ను పొగుడుకో అన్నట్ట. ఈ రెండు మాటలు చాలా అద్భుతమైనండి. దీన్ని బట్టి ఏ మానవుడు చెయ్యకూడని పాపములు రెండు, ఒకటి గురు నింద, రెండు ఆత్మస్తుతి. ఈ రెండు తీసుకోండి. గురు నింద చేస్తే వారిని సంహరించినట్లే, గురు నింద చేస్తే గురుహత్యాపాతకం వస్తుంది, ఇది తెలుసుకోవాలి. అందుకని అంత అన్నారు కానీ ఆయన మాత్రం ఏంటండి అని శిష్యుడు గురువుని ఏ రాదు అనగరాదు అన్నాడా? గురుహత్యాపాతకం వస్తుంది అది. గురుహత్యాపాతకం అంటే బ్రహ్మహత్యాపాతకం, సామాన్యం కాదు ఇక్కడ. కానీ గురు నింద బ్రహ్మహత్యాపాతకం, ఆత్మస్థుతి ఆత్మహత్యాపాతకం, ఇది తెలుసుకోవాలి. అందుకే లోకంలో రెండు వినకూడదుటండి ఎప్పుడూ కూడా, ఒకటి గురు నింద, రెండవది ఆత్మస్థుతి. ఈ రెండు మహాప్రమాదకరం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎంత అద్భుతమైన ధర్మసూక్ష్మం పెట్టాడో ఇక్కడ చూడండి. అందుకు భారతం ముట్టుకుంటే ధర్మం రత్నాల్లా పడుతూ ఉంటుంది మన మీద, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ సన్నివేశాన్ని ఇంత చక్కగా కల్పించాడు. కల్పించిన తర్వాత అర్జునుడికి పాఠం వచ్చే పని మరొకటి చేసేటండి ఇక్కడ. చాలా అద్భుతమైన అంశం అదేమిటంటే, కృష్ణుడు వెంటనే యుధిష్ఠుడు రెండు పాదాలు పట్టుకున్నాడు. పట్టుకుని, మమ్మల్ని నువ్వు క్షమించవయ్యా, ఎందుకంటే నీకు అహితమైనటువంటి పని జరిగింది కనుక మమ్మల్ని క్షమించు. ఈ విషయంలో అర్జునుడు నా ప్రక్కనున్నాడు, ఇంత నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, అందుకు నువ్వు క్షమించు అని పాదాల మీద పడితే వెంటనే యుధిష్ఠుడు తీసి, కృష్ణ ఏమిటి మాట అన్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు నీకు సత్య సంరక్షకుని కోసమని అర్జునుడు చేసినటువంటి అపరాధాన్ని నువ్వు మన్నించాలి, ఎందుకంటే నిందించడు, ఇలా నేను చేయించాను అతని చేత. అంటే నిన్ను నిందించడం అనే పని ఎవరి ప్రేరణ మీద చేశాడు? నా ప్రేరణ మీద. కానీ అతడి సత్యాన్ని రక్షించుకోవడం కోసమని నేను ఈ పని చేయించానే తప్ప నిన్ను నిందించడానికి కాదు. ఏమైనా నా నిమిత్తంగా నీకు నింద జరిగింది గనక మమ్మల్ని క్షమించు. పైగా ఇంతవరకు కర్ణుడిని ఎందుకు చంపలేదు అని నువ్వు అర్జును నిలదీయడం, అది అతన్ని నిలదీయడమే కాదు నన్ను కూడా అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం, ఎందుకంటే సారథి నేను కదా, నేను తీసుకెళ్తాను కదా, కనుక ఈ రెండు పొరపాట్లకు నువ్వు మమ్మల్ని మన్నించు. ఇవాళ ఈ భూమి కర్ణుని నెత్తురు తాగుతుంది, ఇది నీకు చెప్తున్నాను అని ఇక్కడ ఈ మాట చెప్పి, ఎప్పుడైతే పాదాల మీద కృష్ణుడు పడ్డాడో యుధిష్ఠుడు ఒక్కసారి తీసి, స్వామి నిజానికి నేనే తొందరపడ్డానయ్యా, మీది తొందరపాటు కాదు. నా తొందరపాటుకి కారణం ఏంటి అంటే, ఇంకా కర్ణుడు మరణించలేదు, దుష్ట కర్ణుడు తన ప్రతాపంతో అశ్వత్థామ మొదలైన వారితో సహాయం తీసుకుని నాపై భయంకరమైనటువంటి అస్త్రశస్త్రాలు వేశాడు, దానితో నేను నీరసపడ్డాను, గాయపడ్డాను. ఈ గాయాల యొక్క వేదన తట్టుకోలేక అర్జునుడు కనబడగానే కొంచెం ఆవేశించి అనేశానయ్యా. అందుకు అర్జున నువ్వు ఏమో అనుకోకున్నాడు. వెంటనే అర్జునుడు భోరుమని ఏడ్చి, అన్నా నిన్ను నువ్వు అన్నందుకు క్షమించవయ్యా, పుట్టిన దగ్గర నుంచి ఏనాడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను పిలవలేదు, ఇవాళ నిన్ను నువ్వును అంటూ ఉంటే నాకు చాలా వేదన కలిగింది, నన్ను క్షమించను భోరుమని ఏడ్చాడు. వెంటనే అర్జునుడు దగ్గరికి తీసి కృష్ణుడు అంటున్నట్టు, అన్నను నువ్వన్నందుకే ఇంత గిలగిల్లాడిపోతున్నావే, మరి చంపేస్తాను కత్తి ఎలా పట్టుకోగలిగేవయ్యా అన్నట్టండి. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అనుబంధాలు చాలా దృఢంగా ఉంటూ ఉంటాయి. తాత్కాలిక ఆవేశాలు ఉండవచ్చు, కానీ కాస్త కుదుటపరుచుకుంటే మనకు మనకే సంయమనాలు ఏర్పడతాయి. హ్యూమన్ రిలేషన్స్ గురించి అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైనా కలిసి బ్రతుకుతూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఆత్మీయులైన వాళ్ళతోనే మనం కొంచెం అసహనాన్ని వ్యక్తపరచగలం, ఇది సహజం. ఆ సమయంలో వాళ్ళు అసహనానికి లోనవ్వగలరు, కానీ కొంతసేపటికి సర్దుమణగాలి, సర్దుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఏదో కూడని మాట అన్నారు కదా అని వెంటనే తెగతింపులు చేసేసుకోవడానికి చూడకూడదండి, ఇవి తెలుసుకోవాల్సింది. ఇక్కడ కాసేపు సహనంతో, కాసేపు ధర్మసూక్ష్మముల యొక్క పరామర్శతో మన అనుబంధాలు, మానవ సంబంధాన్ని నిలుపుకోవాలి, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నిరంతర సంబంధం ఉన్న వాళ్ళ మధ్యలోనే అసహనాలు, కాస్త చిరాకులు, పరాకులు వస్తూ ఉంటాయి. ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి, నిలబెట్టుకుంటూ ఉండాలి మానవ బంధాలని. అది ఇక్కడ అద్భుతమైన అంశాన్ని మనం గమనించవలసింది.